కృష్ణయజుర్వేదే క్రమపాఠే ద్వితీయకాండే షష్ఠః ప్రశ్నః ప్రారంభః. ఓం సమిధో యజతి సమిధ ఇతి సంమిధః యజతి వసంతం వసంతమేవ ఏవర్తూనాం ఋతూనామవ అవరుంధే రుంధే తనూనపాతం తనూనపాతం యజతి తనూనపాతమితి తనూనపాతం యజతి గ్రీష్మం గ్రీష్మమేవ ఏవావ అవరుంధే రుంధ ఇడ ఇగలయతి యజతి వర్షా వర్షా ఏవ ఏవావ అవరుంధే రుంధే బర్హిర్యజతి యజతి శరదం శరదమేవ ఏవావ అవరుంధే వృంధే స్వాహాకారం స్వాహాకారం యజతి స్వాహాకారమితి స్వాహాకారం యజతి హేమంతం హేమంతమేవ ఏవావ అవరుంధే వృంధే తస్మాత్ తస్మాత్ స్వాహాకృతాః స్వాహాకృతా హేమన్ స్వాహాకృతా ఇతి స్వాహాకృతాః హేమన్ పశవః పశవో వ అవసీదంతి సీదంతి సమిధః సమిధో యజతి సమిధ ఇతి సంవిధః యజత్విషస ఉషసరేవ ఏవ దేవతానాం దేవతానామవ అవరుంధే రుంధే తనూనపాతం తనూనపాతం యజతి తనూనపాతమిది తనూనపాతం యజతి యజ్ఞం యజ్ఞమేవ ఏవావ అవరుంధే రుంధ ఇడః ఇడో యజతి యజతి పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే బర్హిః బర్హిర్యజతి యజతి ప్రజాం ప్రజామేవ ప్రజామిది ప్రాజాం ఏవావ అవరుంధే రుంధే సమానయతే సమానయత ఉపభృతః సమానయత ఇతి సమానయతే ఉపభృతస్తేజః ఉపభృత ఇత్యుపాభృతః తేజో వై వా ఆర్జ్యం ఆర్జ్యం ప్రజాః ప్రజా బర్హిః ప్రజా ఇతి ప్రాజాః బర్హిః ప్రజాసు ప్రజాస్వేవ ప్రజాస్వితి ప్రజాసు ఏవ తేజః తేజో దధాతి దధాతి స్వాహాకారం స్వాహాకారం యజతి స్వాహాకారమిది స్వాహాకారం యజతి వాచం వాచమేవ ఏవావ అవరుంధే రుంధే దశ దశసం సంపద్యంతే పద్యంతే దశాక్షరా దశాక్షరా విరాట్ దశాక్షరేతి దశాక్షరా విరాడన్నం విరాడితి వీరాట్ అన్నం విరాట్ విరాట్ విరాజా విరాడితి వీరాట్ విరాజైవ విరాజేతి వీరాజా ఏవాన్నాద్యం అన్నాద్యమవ అన్నాద్యమిత్యన్నాద్యం అవరుంధే రుంధే సమిధః సమిధో యజతి సమిధ ఇతి సంవిధః యజత్యస్మిన్ అస్మిన్నేవ ఏవ లోకే లోకే ప్రతి ప్రతిష్ఠతి తిష్ఠతి తనూనపాతం తనూనపాతం యజతి తనూనపాతమితి తనూనపాతం యజతి యజ్ఞే యజ్ఞ ఏవ ఏవాంతరిక్షే అంతరిక్షే ప్రతి ప్రతిష్ఠతి తిష్ఠతి ఇడః ఇడో యజతి యజతి పశుషు పశుష్వేవ ఏవ ప్రతి ప్రతిష్ఠతి తిష్ఠతి బర్హిః బర్హిర్యజతి యజతి యే య ఏవ ఏవ దేవజానాః దేవజానాః పంథానః దేవజానా ఇతి దేవజానాః పంథానస్తేషు తేష్వేవ ఏవ ప్రతి ప్రతిష్ఠతి తిష్ఠతి స్వాహాకారం స్వాహాకారం యజతి స్వాహాకారమితి స్వాహాకారం యజతి సువర్గే సువర్గ ఏవ సువర్గ ఇతి సువహాగే ఏవ లోకే లోకే ప్రతి ప్రతిష్ఠతి తిష్ఠత్యేతారంతః ఏతారంతో వై వై దేవలోకాః దేవలోకాస్తేషు దేవలోకా ఇతి దేవలోకాః తేష్వేవ ఏవ యథాపూర్వం ప్రతి యథాపూర్వమితి యథాపూర్వం ప్రతిష్ఠతి తిష్ఠతి దేవాసురాః దేవాసురా ఏషు దేవాసురా ఇతి దేవాసురాః ఏషు లోకేషు లోకేష్ అస్పర్ధంత అస్పర్ధంతతే తే దేవాః దేవాః ప్రయాజైః ప్రయాజైరేభ్యః ప్రయాజైరితి ప్రయాజైః ఏవ లోకేభ్యః లోకేభ్యోసురాన్ అసురాన్ ప్రాణదంత అనుదంత తత్ప్రయాజానాం ప్రయాజానాం ప్రయాజత్వం ప్రయాజానామిది ప్రయాజానాం ప్రయాజత్వం యస్య ప్రయాజత్వమిది ప్రయాజత్వం యస్యైవం ఏవం విదుషః విదుషః ప్రయాజాః ప్రయాజా యుజ్యంతే ప్రయాజా ఇతి ప్రయాజాః యుజ్యంతే ప్రైభ్యః ఏభ్యో లోకేభ్యః లోకేభ్యో భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ వదతే వదతేభిక్రామం అభిక్రామం జహోతి అభిక్రామమిత్యభిక్రామం జహోత్యభిజిత్యై అభిజిత్యై యః అభిజిత్యా ఇత్యభిజిత్యై యో వై వై ప్రయాజానాం ప్రయాజానాం మిథునం ప్రయాజానామిది ప్రయాజానాం మిథునం వేద వేద ప్రజయా ప్రజయా పశుభిః ప్రజయేతి ప్రజయా పశుభిర్మిథునైః పశుభిరితి పశుభిః మిథునైర్జాయతే జాయతే సమిధ సమిధో బహ్వీ సమిధ ఇది సంవిధ బహ్వీరివ ఇవ యజతి యజతి తనూనపాతం తనూనపాతమేకం తనూనపాతమితి తనూనపాతం ఏకమివ ఇవ మిథునం మిథునం తత్ తదిర ఇడో బహ్వీ బహ్వీరివ ఇవ యజతి యజతి బర్హి బర్హిరేకం ఏకమివ ఇవ మిథునం మిథునం తత్ తదేతత్ ఏతద్వై వై ప్రయాజానాం ప్రయాజానాం మిథునం ప్రయాజానామితి ప్రయాజానాం మిథునం యః యరేవం ఏవం వేద వేద ప్రజయా ప్రజయా పశుభి ప్రజయతి ప్రజయా పశుభిర్మిథునై పశుభిరతి పశుభి మిథునైర్జాయతే జాయతే దేవానాం దేవానాం వై వా అనిష్టా అనిష్టా దేవతాః దేవతా ఆసన్ ఆసన్నథ అథాసురాః అసురా యజ్ఞం యజ్ఞమజిఘాగుంసన్ అజిఘాగుంసన్ తే దేవాః దేవాగాయత్రీం గాయత్రీం వ్యౌహన్ అవహన్ పంచ పంచాక్షరాణి అక్షరాణి ప్రాచీనాని ప్రాచీనాని త్రీణి త్రీణి ప్రతీచీనాని ప్రతీచీనాని తతః తతో వర్మ వర్మ యజ్ఞాయ యజ్ఞాయాభవత్ అభవద్వర్మ వర్మ యజమానాయ యజమానాయ యత్ యత్ర యాజానో యాజాః ప్రయాజానో యాజా యజ్యంతే ప్రయాజానో యాజాది ప్రయాజ అనుయాజాః యజ్యంతే వర్మ వర్మైవ ఏవ తత్ తద్యజ్ఞాయ యజ్ఞాయ క్రియతే క్రియతే వర్మ వర్మ యజమానాయ యజమానాయ భ్రాతృవ్యాభిభూత్యై భ్రాతృవ్యాభిభూత్యై తస్మాత్ భ్రాతృవ్యాభిభూత్యా భ్రాతృవ్యాభిభూత్యై తస్మాద్వరోథం వరోథం పురస్తాత్ పురస్తాద్వర్షీయ వర్షీయ పశ్చాద్ పశ్చాద్ధృసీయ హృసీయో దేవాః దేవా వై వై పురా పురా రక్షోభ్య రక్షోభ్యైతి రక్షోభ్యైతి రక్షాభ్యతి స్వాహాకారేణ స్వాహాకారేణ ప్రయాజేషు స్వాహాకారేణేతి స్వాహాకారేణ ప్రయాజేషు యజ్ఞం ప్రయాజేష్విది ప్రయాజేషు యజ్ఞం సర్గస్థాప్యం సర్గస్థాప్యమపశ్యన్ సర్గస్థాప్యమితి సంస్థాప్యం అపశ్యంతం తగ్గస్వాహాకారేణ స్వాహాకారేణ ప్రయాజేషు స్వాహాకారేణేతి స్వాహాకారేణ ప్రయాజేషు సం ప్రయాజేషు ప్రయాజేషు సమస్థాపయన్ అస్థాపయన్ వి వై వా ఏతత్ ఏతద్యజ్ఞం యజ్ఞం ఛిందంతి ఛిందంతి యత్ యత్స్వాహాకారేణ స్వాహాకారేణ ప్రయాజేషు స్వాహాకారేణేతి స్వాహాకారేణ ప్రయాజేషు సర్గస్థాపయంతి ప్రయాజేష్విది ప్రయాజేషు సర్గస్థాపయంతి ప్రయాజాన్ సర్గస్థాపయంతీతి సంస్థాపయంతి ప్రయాజానిష్ట్వా ప్రయాజానితి ప్రయాజాన్ ఇష్ట్వా హవేగుంషి హవేగశ్యభి అభిఘారయతి ధారయతి యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యై సంతత్యా అథో సంతత్యా ఇది సంతత్యై అథో హవిః అథో ఇత్యథో హవిరేవ ఏవాకః అకరథో అథో యథా పూర్వం అథో ఇత్యథో యథా పూర్వముప యథా పూర్వమితి యథా పూర్వం ఉపైతి ఏతి పితా పితా వై వై ప్రయాజాః ప్రయాజాః ప్రజా ప్రజాజాతి ప్రయాజాః ప్రజాను యాజాః ప్రజేతి ప్రజా అనుయాజాయత్ అనుయాజాదిత్యనుయాజాః ఇప్రయాజాన్ ప్రయాజాదిష్ట్వా ప్రయాజాలిది ప్రయాజాన్ ఇష్ట్వా హవీగుంషి హవీగుష్యభిఘారయతి అభిఘారయతి పితా అభిఘారయతీత్యభిఘారయతి పితైవ ఏవ తత్ తత్పుత్రేణ పుత్రేణ సాధారణం సాధారణం కురుతే కురుతే తస్మాత్ తస్మాదాహో ఆహుర్యః యశ్చ చైవం ఏవం వేద వేదయః యశ్చ చర న కథా కథాపుత్రస్య పుత్రస్య కేవలం కేవలం కథా కథా సాధారణం సాధారణం పితుః పితురితి ఇత్యస్కన్నం అస్కన్నమేవ ఏవ తత్ తద్యత్ యత్ప్రయాజేషు ప్రయాజేష్విష్టేషు ప్రయాజేష్విది ప్రయాజేషు ఇష్టేషు స్కందతి స్కందతి గాయత్రీ గాయత్రేవ ఏవ తేన తేన గర్భం గర్భం ధత్తే ధత్తే సా సా ప్రజాం ప్రజాం పశూన్ ప్రజానయ ప్రజా పశూన యజమానాయ యజమానాయ ప్రజనయతి జనయతీతి జనయతి చక్షుషీ వై చక్షుషీతి చక్షుషి వా ఏతే ఏతే యజ్ఞస్య ఏతే ఇత్యేతే యజ్ఞస్య యత్ యదాజ్యభాగౌ ఆజ్యభాగౌ యత్ ఆజ్యభాగావిత్యాజ్యభాగౌ యదాజ్యభాగౌ ఆజ్యభాగౌ యజతి ఆజ్యభాగావిత్యాజ్యభాగౌ యజతి చక్షుషీ చక్షుషీ ఏవ చక్షుషీ చక్షుషీ ఏవ తద్యజ్ఞస్య యజ్ఞస్య ప్రతి దుధాది దుధాది పూర్వార్ధే పూర్వార్ధే జుహోతి పూర్వార్ధేతి పూర్వార్ధే జుహోతి తస్మాత్ తస్మాత్ పూర్వార్ధే పూర్వార్ధే చక్షుషీ పూర్వార్ధేతి పూర్వార్ధే చక్షుషీ ప్రవాహుగ్ చక్షుషీ చక్షుషీ ప్రవాహుజుహోతి ప్రవాహురితి ప్రవాహుగ్ జుహోతి తస్మాత్ తస్మాత్ ప్రవాహుగ్ ప్రవాహు చక్షుషీ ప్రవాహురితి ప్రవాహుగ్ చక్షుషీ దేవలోకం చక్షుషీ చక్షుషీ దేవలోకం వై దేవలోకమితి దేవాలోకం వా అగ్నినా అగ్నినా యజమాన యజమానోను అనుపశ్యతి పశ్యతి పితృలోకం పితృలోకం సోమేన పితృలోకమితి పితృలోకం సోమేనోత్తరార్ధే ఉత్తరార్ధే అగ్నయే ఉత్తరార్ధ ఇత్యుత్తరార్ధే అగ్నయే జుహోతి జుహోతి దక్షిణార్ధే దక్షిణార్ధే సోమాయ దక్షిణార్ధ ఇది దక్షిణ అర్ధే సోమాయైవం ఏవమివ ఇవ హి హీమౌ ఇమౌ లోకౌ లోకావనయో అనయోర్లోకయో లోకయోరనుఖ్యాప్తి అనుఖ్యాప్తి రాజానౌ అనుఖ్యాప్త్యానుఖ్యాప్తి రాజానౌ వై వా ఏతౌ ఏతౌ దేవతానాం దేవతానాం యత్ యదగ్నిశోమౌ అగ్నిశోమావంతరా అగ్నిశోమావిత్యగ్ని సోమౌ అంతరా దేవతాః దేవతా ఇజ్యేతే ఇజ్యేతే దేవతానాం ఇజ్యేతే ఇది ఇజ్యేతే దేవతానాం విధృత్తి విధృత్తి తస్మాత్ విధృత్యాధృత్తి తస్మాద్రాజ్ఞా రాజ్ఞా మనుష్యాః మనుష్యాధృతాః విధృతా బ్రహ్మవాదినః విధృతా విధృతాః బ్రహ్మవాదినా వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతి కిం కిం తత్ తద్యజ్ఞే యజ్ఞే యజమానః యజమానః కురుతే కురుతే యేన ఏనాన్యతో జతః అన్యతో జతశ్చ అన్యతో జత ఇత్యన్యతః జతః చ పశూన్ పశూన్దాధార దాధారో భయతో జతః ఉభయతో జతశ్చ ఉభయతో జత ఇత్యుభయతః జతః చేతి ఇత్రిచం రచ మనోచ్య అనోచ్యాజ్యభాగస్య అనోచ్యేత్యనోచ్య ఆజ్యభాగస్య దుషాణేన ఆజ్యభాగస్యేత్యాజ్యభాగస్య విషాణేన యజతి యజతి తేన తేనాన్యతో జతః అన్యతో జతో దాధార అన్యతో జత ఇత్యన్యతః జతః దాధారర్థం రచ మనోచ్య అనోచ్య హర్ష అనోచ్యేత్యనోచ్య హర్ష రచా రచా యజతి యజతి తేన తేనోభయతో జతః ఉభయతో జతో దాధార ఉభయతో జత ఇత్యుభయతః జతః దాధారమూర్ధన్వతీ మూర్ధన్వతీ పురోణవాక్యా మూర్ధన్వతీతి మూర్ధన్వతీ పురోణవాక్యా భవతి పురోణవాక్యేతి పురః అనువాక్యా భవతి మూర్ధానం మూర్ధానమేవ ఏవైనం ఏనకం సమానానాం సమానానాం కరోతి కరోతి నియుత్పత్త్యా నియుత్పత్త్యా యజతి నియుత్పత్త్యేతి నియుత్పత్త్యా యజతి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ ఏవ పశూన్ పశూన్ని నియువతే యువతే కేశినం కేశినగం హదార్భ్యం దార్భ్యం కేశీ కేశీ సాత్యకామి సాత్యకామిరువాచ సాత్యకామిరితి సాత్యకామి ఉవాచ సప్తపదాం సప్తపదాంతే సప్తపదామితి సప్తాపదాం తే శక్వరీం శక్వరీ చశ్వః శ్వో యజ్ఞే యజ్ఞే ప్రయోక్తాసే ప్రయోక్తాసే యస్యై ప్రయోక్తాసేతి ప్రయోక్తాసే యస్యై వీర్యేణ వీర్యేణ ప్రజాతాన్ జాతాన్ భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ముదతే ముదతే ప్రతి ప్రతిజనిష్యమాణాన్ జనిష్యమాణాన్ యస్యై యస్యై వీర్యేణ వీర్యేణ ఉభయోః ఉభయోర్లోకయోః లోకయోర్జ్యోతిః జ్యోతిర్ధత్తే ధత్తే యస్యై యస్యై వీర్యేణ వీర్యేణ పూర్వార్ధేన పూర్వార్ధేన నడ్వాన్ పూర్వార్ధేనేతి పూర్వార్ధేన అనడ్వాన్ భునక్తి భునక్తి జఘనార్ధేన జఘనార్ధేన ధేనుః జఘనార్ధేనేతి జఘన అర్ధేన ధేనురితి ఇది పురస్తాల్లక్ష్మా పురస్తాల్లక్ష్మా పురోణవాక్యా పురస్తాల్లక్ష్మేతి పురస్తాత్ లక్ష్మా పురోణవాక్యా భవతి పురోణవాక్యేతి పురః అనువాక్యా భవతి జాతాన్ జాతానేవ ఏవం భ్రాతృవ్యాన్ భ్రాతృవ్యాన్ ప్రణుదలే మదల ఉపరిష్టాల్లక్ష్మా ఉపరిష్టాల్లక్ష్మా యాజ్యా ఉపరిష్టాల్లక్ష్మే త్రిపరిష్టాత్ లక్ష్మా యాజ్యా జనిష్యమాణాన్ జనిష్యమాణానేవ ప్రతిమృదతే మృదతే పురస్తాల్లక్ష్మా పురస్తాల్లక్ష్మా పురోనువాక్యా పురస్తాల్లక్ష్మేతి పురస్తాత్ లక్ష్మా పురోనువాక్యా భవతి పురోనువాక్యేతి పురః అనువాక్యా భవత్యస్మిన్ అస్మిన్నేవ ఏవ లోకే లోకే జ్యోతిః ద్యుతిర్ధత్తే దత్త ఉపరిష్టాల్లక్ష్మా ఉపరిష్టాల్లక్ష్మా యాజ్యా ఉపరిష్టాల్లక్ష్మేత్యుపరిష్టాత్ లక్ష్మా యాజ్యాముష్మిన్ అముష్మిన్నేవ ఏవ లోకే లోకే జ్యోతిః ద్యుతిర్ధత్తే ధత్తే జ్యోతిష్మంతౌ జ్యోతిష్మంతావస్మై అస్మా ఇమౌ ఇమౌ లోకౌ లోకౌ భవతః భవతో యః ఏవం ఏవం వేద ఏద పురస్తాల్లక్ష్మా పురస్తాల్లక్ష్మా పురోణవాక్యా పురస్తాల్లక్ష్మేతి పురస్తాత్ లక్ష్మా పురోణవాక్యా భవతి పురోణవాక్యేతి పురః అనువాక్యా భవతి తస్మాత్ తస్మాత్ పూర్వార్ధేన పూర్వార్ధేనడ్వాన్ పూర్వార్ధేనేతి పూర్వార్ధేన నడ్వాన్ భునక్తి భునక్తిపరిష్టాల్లక్ష్మా ఉపరిష్టాల్లక్ష్మా యాజ్యా ఉపరిష్టాల్లక్ష్మేత్యుపరిష్టాత్ లక్ష్మా యాజ్యా తస్మాత్ తస్మాజ్జఘనార్ధేన జఘనార్ధేన ధేను జఘనార్ధేనేతి జఘనార్ధేన ధేనుర్య ఏవం ఏవం వేద వేదభుంత భుంత ఏనం ఏనమేతౌ ఏతౌ వజ్ర వజ్ర ఆజ్యం ఆజ్యం వజ్ర వజ్ర ఆజ్యభాగౌ ఆజ్యభాగౌ వజ్ర ఆజ్యభాగావిత్యాజ్యభాగౌ వజ్రో వషట్కార వషట్కారస్త్రివృతం వషట్కారేతి వషట్కార త్రివృతమేవ త్రివృతమిది త్రివృతం ఏవ వజ్రం వజ్రం సంభృత్య సంభృత్య భ్రాతృవ్యాయ సంభృత్యేతి సంభృత్య భ్రాతృవ్యాయ ప్రహరది హరత్యసంవట్కారం అసంవట్కారమగోర్య అసంవట్కారమిత్యసంవటకారం అవగోర్య వషట్ అవగోర్యేత్యవగోర్య వషట్కరోతి కరోతి స్తృత్యై స్తృత్యై గాయత్రీ గాయత్రీ పురోనువాక్యా పురోనువాక్యా భవతి పురోనువాక్యేతి పురః అనువాక్యా భవతి త్రిష్టుక్ త్రిష్టుగ్యాజ్యా యాజ్యా బ్రహ్మన్ బ్రహ్మన్నేవ ఏవ క్షత్రం క్షత్రమన్వారంభయతి అన్వారంభయతి తస్మాత్ అన్వారంభయతీత్తరం ఆరంభయతి తస్మాద్బ్రాహ్మణ బ్రాహ్మణో ముఖ్య ముఖ్యో ముఖ్య ముఖ్యో భవతి భవతి యః ఏవం ఏవం వేద వేద ప్ర త్రైవ ఏవైనం ఏనం ప్రోణువాక్యయా ప్రోణువాక్యయా ప్రోణువాక్యయేతి పురః అనువాక్యయా ఆహ ప్రణయతి నయతి యాజ్యయా యాజ్యయా గమయతి గమయతి విషట్కారేణ విషట్కారేణ విషట్కారేణేతి విషట్కారేణ ఐవ ఏవైనం ఏనం ప్రోణువాక్యయా ప్రోణువాక్యయా దత్తే ప్రోణువాక్యయేతి పురః అనువాక్యయా దత్తే ప్రయచ్చతి యచ్చతి యాజ్యయా యాజ్యయా ప్రతి ప్రతివషట్కారేణ షట్కారేణ స్థాపయతి షట్కారేణేతి షట్కారేణ స్థాపయతి త్రిపదా త్రిపదా పురోనువాక్యా త్రిపదేతి త్రిపదా పురోనువాక్యా భవతి పురోనువాక్యేతి పురః అనువాక్యా భవతి త్రయ త్రయమే ఇమే లోకా లోకాయేషు ఏష్వేవ ఏవ లోకేషు లోకేషు ప్రతి ప్రతిష్టతి తిష్టతి చతుష్పదా చతుష్పదా యాజ్యా చతుష్పదేతి చతుఃపదా యాజ్యా చతుష్పద చతుష్పదేవ చతుష్పదేతి చతుఃపద ఏషూన్ పశూనవ అవరుంధే రుంధే ద్వ్యక్షర ద్వ్యక్షరో వషట్కార ద్వ్యక్షరైతి ద్వి అక్షర వషట్కారో ద్విపాద్ వషట్కారైతి షట్కార ద్విపాద్యజమాన యజమానిపాద్ యజమాన పశుషు పశుష్వేవ ఏవోపరిష్టాత్ ఉపరిష్టాత్ ప్రతి ప్రతిష్టతి తిష్టతి గాయత్రీ గాయత్రీ పురోనువాక్యా పురోనువాక్యా భవతి పురోనువాక్యేతి పురః అనువాక్యా భవతి త్రిష్టక్ త్రిష్టుగ్యాజ్యా యాజ్యైషా ఏషా వై వై సప్తపదా సప్తపదా శక్వరీ సప్తపదేరి సప్తాపదా శక్వరీ యద్వై ఆ ఏతయా ఏతయా దేవా దేవా అశిక్షన్ అశిక్షన్ తదశక్నువన్ అశక్నువనుయ ఏవం ఏవం వేద వేద శక్నోతి శక్నోత్యేవ ఏవ యత్ యచ్చిక్షతి శిక్షతీతి శిక్షతి ప్రజాపతిర్దేవేభ్య ప్రజాపతి ప్రజాపతి దేవేభ్యో యజ్ఞాన్ యజ్ఞాన్ వ్యాదిశత్ వ్యాదిశత్ సహ వ్యాదిశతి దివి ఆదిశత్ స ఆత్మన్ ఆత్మన్నాజ్యం ఆజ్యమధత్త అధత్తం తమ్ దేవా దేవా అబ్రువన్ అబ్రువన్నేష వావ యజ్ఞ యజ్ఞో యత్ యదాజ్యం ఆజ్యమపి అప్యేవ ఏవనః నోత్ర అత్రా అస్తు అస్తితి ఇతి సః సో అబ్రవీత్ అబ్రవీద్యజాన్ యజాన్ వః ఆజ్యభాగౌ ఆజ్యభాగావుప ఆజ్యభాగావిత్యాజ్యభాగౌ ఉపస్రణాన్ స్నానభి అభిఘారయాన్ ఘారయానితి ఇది తస్మాత్ తస్మాద్యజంతి యజంత్యాజ్యభాగౌ ఆజ్యభాగావుప ఆజ్యభాగావిత్యాజ్యభాగౌ ఉపస్రణంతి స్రణంత్యభి అభిఘారయంతి ఘారయంతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇతి బ్రహ్మవాదినః వదంతి తస్మాత్ తస్మాత్ సత్యాత్ సత్యాద్యాతయామాని యాతయామాన్యన్యాని యాతయామానీతి యాతయామాని అన్యాని హవీగుంషి హవీగుష్యయాతయామం యజాతయామమాజ్యం అయాతయామమిత్యజాతయామం ఆజ్యమితి ఇది ప్రాజాపత్యం ప్రాజాపత్యమిది ప్రాజాపత్యమిది ప్రాజాపత్యం ఇది బ్రూయాద్ బ్రూయాదయాతయామా అయాతయామాహి అయాతయామేంత్యజాతయామా దేవానాం దేవానాం ప్రజాపతి ప్రజాపతిరి ప్రజాపతిరి ప్రజాపతి ఇది ఛందాగుంసి ఛందాగుంసి దేవేభ్య దేవేభ్యోప అపాక్రామన్ అక్రామన్న నవః ఓ భాగాని అభాగాని హవ్యం హవ్యం వక్ష్యామః వక్ష్యామయితి ఇది తేభ్యః తేభ్య ఏతత్ ఏతచ్చతురవత్తం చతురవత్తమధారయన్ చతురవత్తమితి చతుః అవత్తం అధారయన్ ద్రోణవాక్యాయై ద్రోణవాక్యాయై యాజ్యాయై ప్రోణవాక్యాయ్రహ అనువాక్యాయ యాజ్యాయై దేవతాయై దేవతాయై వషట్కారాయ వషట్కారాయేత్ వషట్కారాయేతి వషట్కారాయ యచ్చతురవత్తం చతురవత్తం జుహోతి చతురవత్తమితి చతుః అవత్తం జుహోతి ఛందాగుంసి ఛందాగస్యేవ ఏవ తత్ తత్ప్రీణాది ప్రీణాదితాని తాన్యస్య అస్య ప్రీతాని ప్రీతాని దేవేభ్యః దేవేభ్యో హవ్యం హవ్యం వహంతి వహంత్యంగిరసః అంగిరసో వై వా ఇతః ఇతముత్తమాః ఉత్తమాః సువర్గం ఉత్తమాయిత్యుత్తమాః సువర్గం లోకం సువర్గమితి సుమహాగం లోకమాయన్ ఆయన్ తదృషయః ఋషయో యజ్ఞవాస్తు యజ్ఞవాస్వభ్యవాయన్ యజ్ఞవాస్తుతి యజ్ఞవాస్తు అభ్యవాయంతే అభ్యవాయన్నిత్యభి అవాయన్ తే పశ్యన్ అపశ్యన్ ప్రోడాశం ప్రోడాశం కూర్మం కూర్మం భూతం భూతకం సర్పంతం సర్పంతం తమ్ తమబ్రువన్ అబ్రువన్నింద్రాయ ఇంద్రాయ ధ్రియస్వ ధ్రియస్వ బృహస్పతయే బృహస్పతయే ధ్రియస్వ ధ్రియస్వ విశ్వేభ్య విశ్వేభ్యో దేవేభ్యః దేవేభ్యో ధ్రియస్వ ధ్రియస్వేతి ఇది సహ స నాధ్రియత అధ్రియత తమ్ తమబ్రువన్ అబ్రువన్నగ్నయే అగ్నయే ధ్రియస్వ ధ్రియస్వేతి ఇది సహ సోగ్నయే అగ్నే ధ్రియత అధ్రియత యదాగ్నేయ ఆగ్నేయో అష్టాకపాల అష్టాకపాలో మా వాస్యాయాం అష్టాకపాలయత్యష్టాకపాల మావాస్యాయాం చ మావాస్యాయామిత్యమావాస్యాయాం చ పౌర్ణమాస్యాం పౌర్ణమాస్యాం చ పౌర్ణమాస్యామిది పౌర్ణమాస్యాం చాచ్యుత అర్చ్యుతో భవతి భవతి సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్యాభిజిత్తి అభిజిత్తీతమ్ అభిజిత్యాభిజిత్తి తమబ్రువన్ అబ్రువన్ రథా రథా ఆస్థా అహాస్థాదిపాక్త అనుపాక్తోభూవం అనుపాక్త ఇత్యనుపాక్త అభూవమిది ఇత్యబ్రవీత్ అబ్రవీద్యథా యథాక్ష అక్షోనుపాక్త అనుపాక్తో వార్చతి అనుపాక్త ఇత్యనుపాక్త అవార్చత్యేవం అవార్చతీత్యవార్చతి ఏమవ అవారం ఆరతి ఇత్యుపరిష్టాద్ ఉపరిష్టాదభ్యజ్య అభ్యజ్యాధస్తాద్ అభ్యజ్యేత్యభి అజయ అధస్తాదుత ఉపానక్తి అనక్తి సువర్గస్య సువర్గస్య లోకస్య సువర్గస్యేతి సువహాగస్య లోకస్య సమష్ట్యై సమష్ట్యై సర్వాణి సమష్ట్యాక్షై సర్వాణి కపాలాని కపాలా అన్యభి అభిప్రథయతి ప్రథయతి తావత తావత పురోడాశాన్ రోడాశానముష్మిన్ నముష్మిన్ లోకే లోకేభి అభిజయతి యజతి యః యో విదగ్ధః విదగ్ధః సః విదగ్ధ ఇతి విదగ్ధః స నైరుతః నైరుతో యః నైరుత ఇతి నైః ఋతః యో శ్రుతః అశ్రుతః సః స రౌద్రః రౌద్రోయ యశ్రుత శ్రుతస్సహ సదేవ సదేవస్తస్మాత్ సదేవ ఇది సా దేవ తస్మాదవిదహత అవిదహత శ్రుతం కృత్య అవిదహతేర్దివీదహత శ్రుతం కృత్య సదేవత్వాయ శ్రుతం కృత్య ఇది శ్రుతం కృత్య సదేవత్వాయ భస్మన సదేవత్వాయేపి సదేవాత్వాయ భస్మనాభి అభివాసయతి వాసయతి తస్మాత్ తస్మాన్మాగుంసేన మాగుంసేనాస్తి అస్తి ఛన్నం ఛన్నం వేదేన వేదేనాభి అభివాసయతి వాసయతి తస్మాత్ తస్మాత్ కేశైః కేశైశ్ర శిరశ్చన్నం ఛన్నం ప్రచ్యుతం ప్రచ్యుతం వై ప్రచ్యుతమిది ప్రాచ్యుతం వా ఏతదస్మాత్ అస్మాల్లోకాత్ లోకాదగతం అగతం దేవలోకం దేవలోకం యత్ దేవలోకమితి దేవాలోకం యచ్చతం శ్రుతకం హరి అభిరణభిఘారితం అనభిఘారితమభిఘార్య అనభిఘారితమిత్యనభిఘారితం అభిఘార్యోరభిఘార్యేత్యభిఘార్య ఉద్వాసయతి వాసయతి దేవత్రా దేవత్రైవ దేవత్రేతి దేవాత్రా ఏవేనత్ ఏమద్గమయతి గమయతి యది యద్యేకం ఏకం కపాలం కపాలం నశ్యేత్ నశ్యేదేక ఏకో మాస మాస సంవత్సరస్య సంవత్సరస్యానవేత సంవత్సరస్యేతి సంవత్సరస్య అనవేత స్యాత్ అనవేత ఇత్యనవాదిత స్యాదథ అథ యజమాన యజమాన ప్రమీయేత నీయేత ద్వే ద్వే నశ్యేతాం ద్వే ఇది ద్వే నశ్యేతాం ద్వౌ ద్వౌ మాసౌ మాసౌ సంవత్సరస్య సంవత్సరస్యానవేతౌ సంవత్సరస్యేతి సంవత్సరస్య అనవేతౌ స్యాతాం అనవేతావిత్యనవాయితౌ స్యాతామథ అథ యజమాన యజమాన ప్రమీయేత నీయేత సంఖ్యాయ సంఖ్యాయోర్ సంఖ్యాయేతి సంఖ్యాయ ఉద్వాసయతి వాసయతి యజమానస్య యజమానస్య గోపీథాయ గోపీథాయమిది ఇది నశ్యేత్ నశ్యేదాశ్వినం ఆశ్వినం ద్వికపాలం ఏకపాలన్ని ఏకపాలమిది ద్వికపాలం నిర్వపేత్ అపేద్యావా పృథివ్యం యావా పృథివ్యమేకపాలం యావా పృథివ్యమిది ద్యావా పృథివ్యం ఏకపాలమశ్వినౌ ఏకపాలమిత్యేకాకపాలం అశ్వినౌ వై వై దేవానాం దేవానాం భిషజౌ భిషజౌ తాభ్యాం తాభ్యామేవ ఏవాస్మై అస్మై భేషజం భేషజం కరోతి కరోతి ద్యావా పృథివ్యః యావా పృథివ్య ఏకపాలః యావా పృథివ్య ఇది ద్యావా పృథివ్యః ఏకకపాలో భవతి ఏకకపాలిత్యేకాకపాలః భవత్యనయోః అనయోర్వై వా ఏతత్ ఏతం నశ్యతి నశ్యతి యత్ యం నశ్యతి నశ్యత్యనయోః అనయోరేవ ఏవైనత్ ఏనద్విందతి విందతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యాయతి ప్రతిష్ఠిత్యై దేవస్య త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవేతి ప్రసవైతి ప్రాసవే ఇది స్థ్యం స్థమా ఆదత్తే దత్తే ప్రసూవృత్యై ప్రసూవృత్యాశ్వినోః ప్రసూవృత్యాయతి ప్రాసూత్యై అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యామిది బాహుభ్యామిది బాహోభ్యాం ఇత్యాహ ఆహాశ్వినౌ అశ్వినౌ హి దేవానాం దేవానామధ్వర్యూ అధ్వర్యూ ఆస్తాం అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆస్తాం పూష్ణ పూష్ణం హస్తాభ్యాం హస్తాభ్యామిది ఇత్యాహ ఆహయత్యై యత్యై శతభృష్టి శతభృష్టిరసి శతభృష్టిరి శతభృష్టి అసి వానస్పత్య వానస్పత్యో ద్విషత ద్విషతో వధ వధ ఇది ఇత్యాహ ఆహ వజ్రం వజ్రమేవ ఏవదత్ తత్సం సర్గశ్యతి శతి భ్రాతృవ్యాయ భ్రాతృవ్యాయ ప్రహరిష్యన్ ప్రహరిష్యన్ స్తంభజిజుః ప్రహరిష్యన్నిజి ప్రహరిష్యన్ స్తంభజిజుర్హరతి స్తంభజిజురితి స్తంభజిజుః హరత్యేతావతి ఏతావతీ వై వై పృథివీ పృథివీ యావతి యావతి వేది వేదిస్తస్యాహ తస్యాహేతావతః ఏతావదేవ ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యన్ని నిర్భజతి భజతిరస్మాత్ తస్మాన్న నాభాగం భాగన్ని నిర్భజంతి భజంతి త్రిః త్రిర్హరతి హరతి త్రయః త్రయ ఇమే ఇమే లోకాః లోకా ఏభ్యః ఏభ్య ఏవ ఏవైనం ఏనం లోకేభ్యః లోకేభ్యోని నిర్భజతి భజతి తూష్ణీం తూష్ణీం చతుర్థం చతుర్థకం హరతి హరత్యపరిమితాత్ అపరిమితాదేవ అపరిమితాదిత్యపరిమితాత్ ఏవైనం ఏనన్ని నిర్భజతి భజత్యత్ ఉద్భంది హంతి యత్ యదేవ ఏవాస్యాహ అస్యామేధ్యం అమేధ్యం తత్ తదప అపహంది అంత్యత్ ఉద్ధంది హంతి తస్మాత్ తస్మాదోషధయ ఓషధయ పరా పరా భవంతి భవంతి మూలం మూలం ఛినత్తి ఛినత్తి భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్యైవ ఏమూలం చినత్తి చినత్తి పితృదేవత్యాతిఘాత పితృదేవత్యేతి పితృదేవత్యా అతిఘాతేజతి అతిఘాతేతి ఘాత యతీం ఖనతి ఖనతి ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాపతినేతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితాం యజ్ఞముఖేనేతి యజ్ఞముఖేన సంవితామా సంవితామితి సంవితాం ఆ ప్రతిష్టాయై ప్రతిష్టాయై ఖనతి ప్రతిష్టాయా ప్రతిష్టాయై ఖనతి యజమానం యజమానమేవ ఏ ప్రతిష్టాం ప్రతిష్టాం గమయతి ప్రతిష్టామితి ప్రతిష్టాం గమయతి దక్షిణతః దక్షిణతో వృషీయసీం వృషీయసీం కరోతి కరోతి దేవగజనస్య దేవగజనస్యైవ దేవగజనస్యేతి దేవగజనస్య ఏవ రూపం రూపమః అపస్పురీషవతీం పురీషవతీం కరోతి పురీషవతీమితి పురీషావతీం కరోతి ప్రజా ప్రజా వై ప్రజేతి ప్రజా వై పశవః పశవః పురీషం పురీషం ప్రజయా ప్రజయైవ ప్రజేతి ప్రజయా ఏవైనం ఏనం పశుభిః పశుభిః పురీషవంతం పశుభిరితి పశుభిః పురీషవంతం కరోతి పురీషవంతమితి పురీషావంతం కరోత్యుత్తరం ఉత్తరం పరిగ్రాహం ఉత్తరమిచ్చోదనం పరిగ్రాహం పరిగ్రాహమితి పరిగ్రాహం పరిగృహాతి గృహాత్యేతావతి ఏతావతి వై వై పృథివీ పృథివీ యావతి యావతి వేది వేదిస్తస్యాః తస్యాహేతావతః ఏతావత ఏవ భ్రాతృవ్యం భ్రాతృవ్యం నిర్భజ్య నిర్భజ్యాత్మనే నిర్భజ్యేతి నిహేభజ్య ఆత్మన ఉత్తరం ఉత్తరం పరిగ్రాహం ఉత్తరమచిదోతరం పరిగ్రాహం పరి పరిగ్రాహమతి పరిగ్రాహం పరిగృహాతి గృహాతి క్రూరం క్రూరమివ ఇవ వై వా ఏతత్ కరోతి కరోతి యద్వేదిం వేదిం కరోతి కరోతి ధా అసి అసి స్వధా స్వధా అసి స్వధేతి స్వధా అసీతి యోజిప్యతే యోజిప్యతే శాంతి శాంతి ప్రోక్షణీ ప్రోక్షణీరా ప్రోక్షణీరితి ప్రావక్షణీ ఆసాదయతి సాదయత్యాప ఆభో వై వై రక్షోఘ్నీ రక్షోఘ్ని రక్షసా రక్షోఘ్నీరితి రక్షఘ్నీ రక్షసామపహత్యై అపహత్యై స్థ్యస్య అపహత్యా ఇత్యపహత్యై స్థ్యస్య వర్త్మన్ వర్త్మన్ సాధయతి సాధయతి యజ్ఞస్య యజ్ఞస్య సంతత్యై సంతత్యేయం సంతత్యాది సాంతత్యై ఇదం దృశ్యాత్ దృశ్యాత్తం తన్ధ్యాయేత్ ధ్యాయేచ్ఛుచా శుచైవ ఏవైనం ఏనమర్పయతి అర్పయతీత్యర్పయతి బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదినేతి బ్రహ్మవాదినః వదంతి అద్భిః అద్భిరహవీగుంషి అద్భిరిత్యదభిః హవీగుంషి ప్రౌక్షీః ప్రౌక్షీః కేనాపః అప ఇది ఇది బ్రహ్మణ బ్రహ్మణేతి ఇది బ్రూజాత్ బ్రూజాదద్భిః అద్భిర్ అద్భిరిత్యదభిః హ్యేవ ఏవ హవీగుంషి హవీగుంషి ప్రోక్షతి ప్రోక్షతి బ్రహ్మణ ప్రోక్షతేతి ప్రోక్షతి బ్రహ్మణాపః అప యుధ్మా బర్హిః యుధ్మా బర్హిః ప్ర యుధ్మా బర్హిర్యుధ్మా బర్హిః ప్రోక్షతి ఉక్షతి మేధ్యం మేధ్యమేవ ఏవేనత్ ఏనత్ కరోతి కరోతి వేదిం వేదిం ప్ర ప్రోక్షతి ఉక్షత్యుక్షా యుక్షా వై వా ఏషా ఏషా లోమత అలోమకా మేధ్యా మేధ్యాయత్ యద్వేదిః వేదిర్మేధ్యాం మేధ్యామేవ ఏవైనా ఏనాం కరోతి కరోతి దివే దివే త్వా త్వాంతరిక్షాయ అంతరిక్షాయ త్వా పృథివ్యై పృథివ్యై త్వా చేతి ఇది బర్హిః బర్హిరాసాద్య ఆసాద్య ప్ర ఆసాద్యేత్యాసాద్య ప్రోక్షతి ఉక్షత్యేభ్యః ఏభ్య ఏవ ఏవైనత్ ఏనల్లోకేభ్యః లోకేభ్యః ప్ర ప్రోక్షతి ఉక్షతి క్రూరం క్రూరమివ ఇవ వై వా ఏతత్ ఏతత్కరోతి కరోతి యత్ యత్ఖనతి ఖనత్యపః అపోని నినయతి నయతి శాంతి శాంతి పురస్తాత్ పురస్తాత్ ప్రస్తరం ప్రస్తరం గృహ్ణాతి ప్రస్తరమతి ప్రాస్తరం గృహ్ణాతి ముఖ్యం ముఖ్యమేవ ఏవైనం ఏనం కరోతి కరోతి ఇయంతం ఇయంతం గృహ్ణాతి గృహ్ణాతి ప్రజాపతినా ప్రజాపతినా యజ్ఞముఖేన ప్రజాపతినేతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితం యజ్ఞముఖేనేతి యజ్ఞముఖేన సంవితం బర్హిః సంవితమితి సంవితం బర్హిస్తృణాది స్తృణాది ప్రజా ప్రజా వై ప్రజా ఇది ప్రజా వై బర్హిః బర్హిః పృథివీ పృథివీ వేదిః వేదిః ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇది ప్రజా ఏవ పృథివ్యాం పృథివ్యాం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయత్యనదిదృష్ణ్యం అనదిదృష్ణ్యగ్రస్తృణాది అనదిదృష్ణ్యమిత్యనదిదృష్ణ్యం సృణాది ప్రజయా ప్రజయైవ ప్రజయేతి ప్రజయా ఏనం ఏనం పశుభిరనదిష్యం పశుభిరితి పశుభి అనదిష్యం కరోతి అనదిష్యమిత్యనదిష్యం కరోత్యుత్తరం ఉత్తరం పరిహిషః ఉత్తరమిత్యుదోతరం పరిహిషః ప్రస్తరం ప్రస్తరకం సాధయతి ప్రస్తరమిది ప్రాస్తరం సాధయతి ప్రజా ప్రజా వై ప్రజాది ప్రాజా వై బర్హి బర్హిర్యజమానః యజమానః ప్రస్తర ప్రస్తరో యజమానం ప్రస్తర ఇది ప్రాస్తర యజమానమేవ ఏవాయజమానాద్ అయజమానాదుత్తరం ఉత్తరం కరోతి ఉత్తరమిత్యుదోతరం కరోతి తస్మాత్ తస్మాద్యజమానః యజమానో యజమానాద్ అయజమానాదుత్తరః ఉత్తరోంతః ఉత్తరమిత్యుదోతరః అంతర్దధాతి దధాతి వ్యావృత్తి వ్యావృత్యా అనక్తి వ్యావృత్యా ఇది వి ఆవృత్తి అనక్తి హవిష్కృతం హవిష్కృతమేవ హవిష్కృతమితి హవిహేతుకం ఏవైనం ఏనకం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయతి గమయతి త్రేధా ఏధానక్తి అనక్తిత్రయ త్రయ ఇమే ఇమే లోకా లోకా ఏభ్య ఏవ ఏవైనం ఏనం లోకేభ్య లోకేభ్యో నక్తి అనక్తిన ప్రతి ప్రతిశృణాతి శృణాదియత్ యత్ప్రతిశృణీయాత్ ప్రతిశృణీయాదనూర్ధ్వం భావకం ప్రతిశృణీయాదితి ప్రతిశృణీయాత్ అనూర్ధ్వం భావకం యజమానస్య అనూర్ధ్వం భావకమిత్యనూర్ధ్వం భావకం యజమానస్య స్యాత్ స్యాదుపరి ఉపరీవ ఇవ ప్రహరతి హరత్యుపరి ఉపరీవ ఇవ హి సువర్గ సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోకోని నియచ్చతి యచ్చతి వృష్టిం వృష్టిమేవ ఏవాస్మై అస్మైని నియచ్చతి యచ్చతి నాత్యగ్రం అత్యగ్రం ప్ర అత్యగ్రమిత్యతి అగ్రం ప్రహరేత్ హరేద్యత్ యదత్యగ్రం అత్యగ్రం ప్రహరేత్ అత్యగ్రమిత్యతి అగ్రం ప్రహరేదత్యాసారిణీ ప్రహరేదితి ప్రాహరేత్ అత్యాసారిణ్యద్ధర్యోః అత్యాసారిణీత్యతి ఆసారిణీ ఉద్ధర్యోర్నాశుకా నాశుకా స్యాత్ స్యాన్న న పురస్తాత్ పురస్తాత్ప్రతి ప్రత్యస్యేత్ అస్యేద్యత్ యత్ పురస్తాత్ పురస్తాత్ ప్రత్యస్యేత్ ప్రత్యస్యేత్ స్వర్గాత్ ప్రత్యస్యేదితి ప్రతి అస్యేత్ స్వర్గాల్లోకాత్ స్వర్గాదితి సువహాగాత్ లోకాద్యజమానం యజమానం ప్రతి ప్రతిరుదేత్ ఉదేత్ ప్రాంచం ప్రాంచం ప్రహరతి హరతి యజమానం యజమానమేవ ఏవ సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకం గమయతి గమయతి న విశ్వంచం విశ్వంచం వియుయాత్ యుయాద్యత్ యద్విశ్వంచం విశ్వంచం వియుయాత్ యుయాత్ స్త్రీ వియుయాదితి వియుయాత్ స్త్రి అస్య అస్య జాయేత జాయేతోర్ధ్వం ఊర్ధ్వముత్ ఉద్యౌతి యౌత్యోర్ధ్వం ఊర్ధ్వమివ ఇవ హి పుంసః పుంసః పుమాన్ పుమానేవ ఏవాస్య అస్య జాయతే జాయతే యత్ యత్ స్ఫ్యేన స్ఫ్యేన వా ఉపవేశేణ ఉపవేశేణ వా ఉపవేశేణేతి వా దేశేణ వా యో యుప్యేత యో యుప్యేత స్తృతిః స్తృతిరేవ ఏవాస్య అస్య సా సా హస్తేన హస్తేన యో యుప్యతే యో యుప్యతే యజమానస్య యజమానస్య గోబీథాయ గోబీథాయ బ్రహ్మవాదినః బ్రహ్మవాదిన వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి యజ్ఞస్య యజ్ఞస్య యజమానః యజమాన ఇది ప్రస్తరః ప్రస్తర ఇది ప్రాస్తరః ఇది తస్య తస్య క్వ క్వ సువర్గః స్వర్గో లోకః స్వర్గ ఇది సువహాగః లోక ఇది ఇత్యాహవనీయః ఆహవనీయ ఇది ఆహవనీయ ఇత్యాహవనీయః బ్రూయాత్ బ్రూయాద్యత్ ప్రస్తరం ప్రస్తరమాహవనీయే ప్రస్తరమిది ప్రాస్తరం ఆహవనీయే ప్రహరతి ఆహవనీయ ఇత్యాహవనీయే ప్రహరతి యజమానం ప్రహరతీది ప్రాహరతి యజమానమేవ ఏవ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయతి గమయతి వి వై వా ఏతత్ ఏతద్యజమానః యజమానో దిశతే దిశతేజత్ ప్రస్తరం ప్రస్తరం యో యుప్యంతే ప్రస్తరమిది ప్రాస్తరం యో యుప్యంతే బర్హిః పరిహిరణ అను ప్రహరతి ప్రతిశాంతి శాంత్యా అనారంభణ అనారంభణ ఇవ అనారంభణ ఇత్యనారంభణ ఇవ వై వా ఏతర్హి ఏతర్హ్యద్ధర్యో అద్ధర్యుః సహ స ఈశ్వర ఈశ్వరో వేపణ ఏపణో భవితో భవితోర్ధ్రువా ధ్రువాసి అసీతి ఇతీమాం ఇమామభి అభిమృశతి మృశతీయం ఇయం వై వై ధ్రువా ధ్రువాస్యాం అస్యామేవ ఏవ ప్రతి ప్రతిష్టతి తిష్టతి నవేపన వేపనో భవతి భవత్యగా అగా న అగ్నీత్ అగ్నిరితి అగ్నిరిత్యగ్ని ఇత్యాహ ఆహగత్ యద్బ్రూయాత్ బ్రూయాదగన్ అగన్నగ్ని అగ్నిరితి ఇత్యగ్నౌ అగ్నావగ్నిం అగ్నిం గమయేత్ గమయేన్ని నిర్యజమానం యజమానకం స్వర్గాత్ స్వర్గాల్లోకాత్ స్వర్గాదితి స్వర్గాత్ లోకాద్భజేత్ భజేదగన్ అగన్మితి ఇత్యేవ ఏవ బ్రూయాత్ బ్రూయాద్యజమానం యజమానమేవ ఏవ స్వర్గం స్వర్గం లోకం స్వర్గమితి స్వహాగం లోకం గమయతి గమయతీతి గమయతి అగ్నేస్త్రయ త్రయోజ్యాయాగుంస యాజాగుంసో భ్రాతర భ్రాతరాసన్ ఆసంతే తే దేవేభ్య దేవేభ్యో హవ్యం హవ్యం వహంత వహంత ప్రామీయంత అమీయంత సహ సోగ్ని అగ్నిరబిభేద్ అబిభేదిత్థం ఇత్థం వావ వావస్యః స్యార్తిం ఆర్తిమా ఆరిష్యతి అరిష్యతీతి ఇది సహ స నిలాయత నిలాయత సహ సోపః అపః ప్రావిశత్ అవిషత్తం తమ్ దేవతాః దేవతాః ప్రైషం ప్రైషమైచ్ఛన్ ప్రైషమితి ప్రాయేషం ఐచ్ఛంతం తమ్ మత్స్యః మత్స్యః ప్రాబ్రవీత్ ధ్యాధ్యాసో మా ప్రావోచ అవోచ ఇది తస్మాత్ తస్మాన్మత్స్యం మత్స్యం ధియాధియా ధియాధియా ఘ్నంది ధియాధియేతి ధియాధియా ఘ్నంది శప్త శప్తో హి హితం తమను అన్వవిందన్ అవిందంతం తమబ్రువన్ అబ్రువన్నుప ఉపనః నా ఆవర్తస్వ వర్తస్వ హవ్యం హవ్యన్న నోవః అహేతి ఇది సహ సోబ్రవీత్ అబ్రవీద్వరం పరం వృణై వృణయ్యత్ యదేవ ఏవ గృహీతస్య గృహీతస్యాహుతస్య అహుతస్య బహిఃపరిధి బహిఃపరిధి స్కందాత్ బహిఃపరిధీతి బహిః పరిధి స్కందాత్ తన్మే మే భ్రాతృణాం భ్రాతృణాం భాగధేయం భాగధేయమసత్ భాగధేయమితి భాగధేయం అసదితి ఇది తస్మాత్ తస్మాద్యత్ యద్గృహీతస్య గృహీతస్యాహుతస్య అహుతస్య బహిఃపరిధి బహిఃపరిధి స్కందతి బహిఃపరిధీతి బహిః పరిధి స్కందేషాం తేషాం తత్ తద్భాగధేయం భాగధేయం తాన్ భాగధేయమితి భాగధేయం తానేవ ఏవతేన తేన ప్రేణాది ప్రేణాది పరిధీన్ పరిధీన్ పరి పరిధీమితి పరిధీన్ పరిదధాది దాది రక్షసా రక్షసామపహత్యై అపహత్యై సమ్ అపహత్యాపహత్యై సర్గస్పర్శయతి స్పర్శయతి రక్షసాం రక్షసామనన్వచారాయ అనన్వచారాయ న అనన్వచారాయేత్యనోవచారాయ న పురస్తాత్ పురస్తాత్ పరి పరిదధాది దాద్యాదిత్యః ఆదిత్యో హి ఏవ ఏవోద్యన్ ఉద్యన్ పురస్తాత్ ఉద్యన్నిత్యుతయన్ పురస్తాద్రక్షాగంసి రక్షాగస్య వహంతి అవహంతి ఊర్ధ్వే అవహంతీత్యవహంతి ఊర్ధ్వే సమిధౌ ఊర్ధ్వే ఇత్యూర్ధ్వే సమిధావా సమిధావితి సంవిధౌ ఆదధాతి దాద్యుపరిష్టాద్ ఉపరిష్టాదేవ ఏవ రక్షాగుంసి రక్షాగస్యప అవహంతి హంతి యజుషా యజుషాన్యాం అన్యాం తూష్ణీం తూష్ణీమన్యాం అన్యాం విసునత్వాయ విసునత్వాయ ద్వే విసునత్వాయేతి విసునత్వాయ ద్వే ఆ ద్వే ఇది ద్వే ఆదధాది దుధాది ద్విపాత్ ద్విపాద్యజమాన ద్విపాది ద్వీపాద్ యజమాన ప్రతిష్ఠత్యై ప్రతిష్ఠత్యై బ్రహ్మవాదిన ప్రతిష్ఠత్యా ఇది ప్రతిష్ఠత్యై బ్రహ్మవాదినా వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి సహ సతు త్వయి వైయజేత యజేతయ యో యజ్ఞస్య యజ్ఞస్యార్త్యా ఆర్త్యావసీయాన్ వసీయాన్ స్యాద్ స్యాది ఇది భూపతయే భూపతయే స్వాహ భూపతయ ఇది భూపతయే స్వాహ భువనపతయే భువనపతయే స్వాహ భువనపతయే ఇది భువనాపతయే స్వాహ భూతానాం భూతానాం పతయే పతయే స్వాహ స్వాహేతి ఇది స్కన్నం స్కన్నమను అనుమంత్రవేత మంత్రవేత యజ్ఞస్య యజ్ఞస్యైవ ఏవ తత్ తదార్త్యా ఆర్త్యా యజమాన యజమానో వసీయాన్ వసీయాన్ భవతి భవతి భూయసీః భూయసీరిః హి దేవతాః దేవతాః ప్రీణాతి ప్రీణాతి జామి జామి వై వా ఏతద్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య క్రియతే క్రియతే యత్ ఇదన్వంచౌ అన్వంచౌ పురోడాశౌ పురోడాశావుపాగుంషు యాజం ఉపాగుంషు యాజమంతరా ఉపాగుంషు యాజమిత్యుపాగుంషు యాజం అంతరా యజతి యజత్యజామిత్వాయ యజామిత్వాయాథో అజామిత్వాయేత్యజామీత్వాయ అథో మిథునత్వాయ అథో ఇత్యథో మిథునత్వాయాగ్నిః మిథునత్వాయేతి మిథునాత్వాయ అగ్నిరముష్మిన్ అముష్మిన్ లోకే లోక ఆసీత్ ఆసీద్యమః యమోస్మిన్ అస్మిన్ తే దేవాః దేవా అబ్రువన్ అబ్రువన్నా ఏత ఇతేమౌ ఇమౌ విపరి పర్యూహామ ఊహామేతి ఇత్యన్నాద్యేన అన్నాద్యేన దేవాః అన్నాద్యేనేత్యన్న అద్యేన దేవా అగ్నిమ్ అగ్నిముపామంత్రయంత ఉపామంత్రయంత రాజ్యేన ఉపామంత్రయంతేత్యుపామంత్రయంత రాజ్యేన పితరః ఇతరో యమం యమం తస్మాత్ తస్మాదగ్నిః అగ్నిర్దేవానా దేవానామన్నాదః అన్నాదో యమ అన్నాదైత్యన్న అదః యమః పితృణాం తృణాగం రాజా రాజాయ య ఏవం వేద వేద ప్రరాజ్యం రాజ్యమన్నాద్యం అన్నాద్యమాప్నోతి అన్నాద్యమిత్యన్నాద్యం ఆప్నోతి తస్మై తస్మా ఏతద్ ఏతద్భాగధేయం భాగధేయం ప్ర భాగధేయమిది భాగధేయం ఆయచ్ఛన్ అయచ్చనయత్ యదగ్నయే అగ్నయే సృష్టకృతే సృష్టకృతే పద్యంతి సృష్టకృత ఇది సృష్టాకృతే అపద్యంతి యత్ అపద్యంతీత్యవాద్యంతి యదగ్నయే అగ్నయే సృష్టకృతే సృష్టకృతే పద్యతి సృష్టకృత ఇది సృష్టాకృతే అవద్యతి భాగభేదేన అవద్యతీత్యవాద్యతి భాగభేదేనైవ భాగభేదేనేతి భాగభేదేన తద్రుద్రం రుద్రకంసం సమర్థయతి అర్థయతి సకృత్సకృత్ సకృత్సకృతవ సకృత్సకృతి సకృత్ సకృత్ అవద్యతి యతి సకృత్ సకృదివ ఇవ హి రుద్ర రుద్ర ఉత్తరార్థాత్ ఉత్తరార్థాదవ ఉత్తరార్థాదిత్యుత్తర అర్థాత్ అవద్యతి యత్యేషా ఏషా వై వై రుద్రస్య రుద్రస్య దిక్ దిక్ స్వాయాం స్వాయామేవ ఏవ దిశి దిశి రుద్రం రుద్రం నిరవదయతే నిరవదయతేద్భిః నిరవదయతేదినిః అవదయతే ద్విరభి అభిఘాలయతి ధారయతి చతుర్వర్తస్య చతుర్వర్తస్యాప్తీ చతుర్వర్తస్యేతి చతుర్థో అవర్తస్య ఆప్తీ పశవః పశవో వై వై పూర్వా ఆహ పూర్వా ఆహుతయః ఆహుతయ ఏష ఆహుతయ ఇత్యాహుతయ ఏష రుద్ర రుద్రోయత్ యదగ్నిః అగ్నిర్యత్ యత్పూర్వాహ పూర్వా ఆహుతీః ఆహుతీరభి ఆహుతీరిత్యాహుతీః అభిజుహుయాత్ జుహుయాద్ రుద్రాయ రుద్రాయ పశూన్ పశూనపి అపి దధ్యాత్ దధ్యాద పశుః అపశుర్యజమానః యజమానః స్యాత్ స్యాదతిహాయ అతిహాయ పూర్వా ఆహ అతిహాయేత్యతిహాయ పూర్వా ఆహుతీః ఆహుతీర్జుహోతి ఆహుతీరిత్యాహుతీః జుహోతి పశూనాం పశూనాం గోపీథాయ గోపీథాయేతి గోపీథాయ మనః పృథివ్యాః పృథివ్యా యజ్ఞేయం యజ్ఞేయమైచ్ఛత్ అయిచ్ఛత్ సః సఘృతం ఘృతం నిషిక్తం నిషిక్తమవిందత్ నిషిక్తమితి నీసిక్తం అవ్యవిందత్ సః సోఅబ్రవీత్ అబ్రవీత్ కః కోఽస్య అస్యేశ్వరః ఈశ్వరో యజ్ఞేయ యజ్ఞేపి అపి కర్తోః కర్తోరితి ఇది తౌ తావబ్రూతాం అబ్రూతాం మిత్రావరుణౌ మిత్రావరుణౌ గోః మిత్రావరుణారితి మిత్రావరుణౌ గోరేవ ఏవావం ఆవమీశ్వరౌ ఈశ్వరౌ కర్తోః కర్తో స్వః స ఇతి ఇది తౌ తౌ తతః తర్వోగాం రాగుంసం సమైరయతాం ఐరయరాగుంసా సా యత్ర యత్ర యత్ర యత్ర న్యక్రామత్ యత్ర యత్రేతి యత్ర యత్ర న్యక్రామత్తతః న్యక్రామజిని అక్రామత్ తతో ఘృతం ఘృతమపీడ్యత అపీడ్యత తస్మాత్ తస్మాత్ ఘృతపదీ ఘృతపద్యుచ్యతే ఘృతపదీతి ఘృతాపదీ ఉచ్యతే తత్ తదస్యై అస్యై జన్మ జన్మోపహూతం ఉపహూతకం రథంతరం ఉపహూతమిత్యుపాహూతం రథంతరకం సహ రథంతరమజిరథం రథం సహ పృథివ్యా పృథివ్యేతి ఇత్యాహ ఆహేయం ఇయం వై వైరసంతరం రథంతరమిమాం రథంతరమజిరథం ధరం ఇమామేవ ఏవ సహ సహాన్నాద్యేన అన్నాద్యేనోప అన్నాద్యేనేత్యున్న అద్యేన ఉపహ్వయతే వయత ఉపహూతం ఉపహూతం వామదేవ్యం ఉపహూతమిత్యుపాహూతం వామదేవ్యకం సహ వామదేవ్యమితి వామాదేవ్యం సహాంతరిక్షేణ అంతరిక్షేణేతి ఇత్యాహ ఆహ పశవః పశవో వై వై వామదేవ్యం వామదేవ్యం పశూన్ వామదేవ్యమితి వామాదేవ్యం పశూనేవ ఏవ సహ సహాంతరిక్షేణ అంతరిక్షేణోప ఉపహ్వయత్ వయత ఉపహూతం ఉపహూతం బృహత్ ఉపహూతమిత్యుపాహూతం బృహత్ సహ సహ దివా దివేతి ఇత్యాహ ఆహైరం ఐరం వై వై బృహత్ బృహదిరాహం ఇరామేవ సహ సహ దివా దివోప ఉపహ్వయత్ వయత ఉపహూతాః ఉపహూతాః సప్త ఉపహూతాహూతా సప్తహోత్రా హోత్రాహ ఆహహోత్రా హోత్రాప ఉపహూయత్ వయత ఉపహూత ఉపహూతేను ఉపహూతేహూత ధేను సహర్షభ సహర్షభేతి సహర్షభేతి సహర్షభా ఇత్యాహ ఆహ మిథునం మిథునమేవ ఏవోప ఉపహూయత్ వయత ఉపహూత ఉపహూతో భక్ష ఉపహూత ఇత్యుపాహూత భక్ష సఖా సఖేతి ఇత్యాహ ఆహ సోమపీఠం సోమపీఠమేవ సోమపీఠమితి సోమాపీఠం ఏవోప ఉపహూయత్ వయత ఉపహూత ఉపహూత ఉపహూత హూత హో ఇది హో ఇది హో ఇత్యాహ ఆహాత్మానం ఆత్మానమేవ ఏవోప ఉపహ్వయతే వేద ఆత్మా ఆత్మా హి ఉపహూతానాం ఉపహూతానాం వశిష్ఠః ఉపహూతానామిత్యుపహూతానాం వశిష్ఠైరాహం ఇడాముప ఉపహ్వయతే వేదే పశవః పశవో వై వా ఇడాహ ఇడా పశూన్ పశూనేవ ఏవోప ఉపహ్వయతే వయతే చతుః చతుర్ప ఉపహ్వయతే వయతే చతుష్పాదః చతుష్పాదో హి చతుష్పాద ఇది చతుఃపాదః హి పశవః పశవో మానవీ మానవీతి ఇత్యాహ ఆహమనుః మాధురిః హ్యేతాం ఏతామగ్రే అగ్రే పశ్యత్ అపశ్యద్ఘృతపదీ ఘృతపదీతి ఘృతపదీతి ఘృతపదీ ఇత్యాహ ఆహయత్ యదేవ ఏవాస్యై అస్యై పరాత్ పరాద్ఘృతం ఘృతమపీడ్యత అపీడ్యత తస్మాత్ తస్మాదేవం ఏవమాహ ఆహ మైత్రావరుణీ నైత్రావరుణీతి మైత్రావరుణీతి మైత్రావరుణీ ఇత్యాహ ఆహ మిత్రావరుణౌ మిత్రావరుణౌ హి మిత్రావరుణావితి మిత్రావరుణౌ ఏనాం ఏనాగుం సమైరయతాం సమైరయతాం బ్రహ్మ సమైరయతామితి సమైరయతాం బ్రహ్మ దేవకృతం దేవకృతముపహూతం దేవకృతమితి దేవకృతం ఉపహూతమిది ఉపహూతమిత్యుపహూతం ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మైవ ఏవోప ఉపహూయతే క్రియతే దైవ్యా ఆహ దైవ్యా అధ్వర్యవ అధ్వర్యవ ఉపహూతాః ఉపహూత అపహూతాః ఉపహూత ఇత్యుపహూతాః ఉపహూత మనుష్యాః ఉపహూత ఇత్యుపహూతాః మనుష్యా ఇది ఇత్యాహ ఆహ దేవమనుష్యాన్ దేవమనుష్యానేవ దేవమనుష్యానితి దేవమనుష్యాన్ ఏవోప ఉపహూయతే వయతేయే ఇమం ఇమం యజ్ఞం యజ్ఞమవాన్ అబాలయే యే యజ్ఞపతిం యజ్ఞపతిం వర్ధాన్ యజ్ఞపతిమితి యజ్ఞాపతిం వర్ధానితి ఇత్యాహ ఆహ యజ్ఞాయ యజ్ఞాయ చ చైవ ఏవ యజమానాయ యజమానాయ చ చాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాస్తే శాస్త ఉపహూతే ఉపహూతే ద్యావా పృథివీ ఉపహూతే ఇతిహూతే ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఇత్యాహ ఆహ ద్యావా పృథివీ ద్యావా పృథివీ ఏవ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ ఏవోప ఉపహూయతే వయతే పూర్వజే పూర్వజే రుదావరీ పూర్వజే ఇది పూర్వజే రుతావరీ రుతావరీరి రుదావరీ ఇత్యాహ ఆహ పూర్వజే పూర్వజే హి పూర్వజే ఇది పూర్వజే ఏతే ఏతే రుతావరీ ఏతే ఇత్యేతే రుతావరీ దేవీ రుతావరీ ఇత్యుతావరీ దేవీ దేవపుత్రే దేవీ ఇది దేవీ దేవపుత్రే ఇది దేవపుత్రే ఇది దేవపుత్రే ఇత్యాహ ఆహ దేవీ దేవీ హి దేవీ ఇది దేవీ ఏతే ఏతే దేవపుత్రే ఏతే ఇత్యేతే దేవపుత్రే ఉపహూతః దేవపుత్రే ఇది దేవపుత్రే ఉపహూతోయం ఉపహూత ఇత్యుపహూతః అయం యజమానః యజమాన ఇతి ఇత్యాహ ఆహ యజమానం యజమానమేవ ఏవోప ఉపహ్రుయతే ఉత్తరస్యాం దేవయుద్యాయాం ఉత్తరస్యామిత్యుదరస్యాం దేవయుద్యాయాముపహూతః దేవయుద్యాయామిచి దేవయుద్యాయాం ఉపహూతో భూయసి ఉపహూతరిత్యుపహూతః భూయసి హవిష్కరణే అవిష్కరణ ఉపహూతః అవిష్కరణ ఇహవిహీకరణే ఉపహూతో దివ్యే ఉపహూతరిత్యుపహూతః దివ్యే ధామన్న ధామన్నుపహూతః ఉపహూతరితి ఉపహూతరిత్యుపహూతః ఇత్యాహ ఆహ ప్రజా ప్రజా వై ప్రజేతి ప్రజా వా ఉత్తరా ఉత్తరా దేవయజ్యా ఉత్తరేత్యుదరా దేవయజ్యా పశవ దేవయజ్యేతి దేవయజ్యా పశవో భూయ భూయో హవిష్కరణం అవిష్కరణం సువర్గ అవిష్కరణమితి హవిహీకరణం సువర్గో లోక సువర్గ ఇది సువహాగ లోకో దివ్యం దివ్యం ధామ ధామేదం ఇదమసి అసీదం ఇదమసి అసీతి ఇత్యేవ ఏవ యజ్ఞస్య యజ్ఞస్య ప్రియం ప్రియం ధామ ధామోప ఉపహ్వజతే వ్రజతే విశ్వం విశ్వమస్య తస్య ప్రియం ప్రియముపహూతం ఉపహూతమితి ఉపహూతమిత్యుపహూతం ఇత్యాహ ఆహాచంబట్కారం అచంబట్కారమేవ అచంబట్కారమిత్యచంబటకారం ఏవోప ఉపహ్వయతే వయతేతి హ్వయతే పశవో వై వాయిడా ఇడాహ స్వయం స్వయమా ఆదత్తే దత్తే కామం కామమేవ ఏవాత్మనా ఆత్మనా పశూనా పశూనామా ఆదత్తే దత్తేన నహి యాన్యః అన్యః కామం కామం పశూనాం పశూనాం ప్రయచ్చతి ప్రయచ్చతి వాచః ప్రయచ్చతీతి ప్రయచ్చతి వాచస్పతయే పతయే త్వా ఆహుతం హుతం ప్రాశ్నామి అశ్నామీతి ఇత్యాహ నాహవాచం వాచమేవ ఏవ భాగభేదేన భాగభేదేన ప్రీణాతి భాగభేదేనేతి భాగభేదేన ప్రీణాతి సదసః సదసస్పతయే పతయే త్వాహుతం హుతం ప్రాశ్నామి అశ్నామీతి ఇత్యాహ ఆహ స్వగాకృత్యై స్వగాకృత్యై చతురవత్తం స్వగాకృత్యా ఇది స్వగాకృత్యై చతురవత్తం భవతి చతురవత్తమితి చతుః అవత్తం భవతి హవిః హవిర్వై వై చతురవత్తం చతురవత్తం పశవః చతురవత్తమితి చతుః అవత్తం పశవశ్చతురవత్తం చతురవత్తం యత్ చతురవత్తమితి చతుః అవత్తం యద్ధోతా హోతా ప్రాశ్నీయాద్ ప్రాశ్నీయాద్ధోతా ప్రాశ్నీయాది ప్రాశ్నీయాద్ హోతార్తిమ్ ఆర్తిమా ఆర్చేత్ విచ్ఛేద్యత్ యదగ్నౌ అగ్నౌ జుహుజాత్ జుహుజాద్రుద్రాజ రుద్రాజ పశూన్ పశూనపి అపి దధ్యాత్ దధ్యాద పశుః అపశుర్యజమానః యజమాన స్యాద్ స్యాద్వాచః వాచస్పతయే పతయే త్వా ప్రాహుతం హుతం ప్రాశ్నామి కృష్ణామీతి ఇత్యాహ ఆహ పరోక్షం పరోక్షమేవ పరోక్షమితి పర అక్షం ఏవైనత్ ఏనజ్జుహోతి జుహోతి సదసః సదసస్పతయే పతయే త్వా ప్రాహుతం హుతం ప్రాశ్నామి కృష్ణామీతి ఇత్యాహ ఆహ స్వగాకృత్యై స్వగాకృత్యై స్వగాకృత్యా ఇది స్వగాకృత్యై ప్రాశ్నంతి అశ్నంతి తీర్థే తీర్థ ఏవ ఏవ ప్రాశ్నంతి అశ్నంతి దక్షిణాం దక్షిణాం దదాతి దదాతి తీర్థే తీర్థ ఏవ ఏవ దక్షిణాం దక్షిణాం దదాతి దదాతి వి వై వా ఏతత్ ఏతద్యజ్ఞం యజ్ఞం ఛిందంతి ఛిందంతి యత్ ఎన్మధ్యతః మధ్యతః ప్రాశ్నంతి ప్రాశ్నంత్యద్భిః ప్రాశ్నంతీతి ప్రాశ్నంతి అద్భిర్మార్జయంతే అభ్యర్త్యతర్భిః మార్జయంత ఆపః ఆపో వై వై సర్వాహ సర్వా దేవతాహ దేవతా దేవతాభిః దేవతాభిరేవ ఏవ యజ్ఞం యజ్ఞకంసం సంతన్వంతి తన్వంతి దేవాః దేవా వై వై యజ్ఞాత్ యజ్ఞాద్రుద్రం రుద్రమంతః అంతరాయన్ ఆయన్ సహ స యజ్ఞం యజ్ఞమవిధ్యత్ అవిధ్యత్తం తం దేవాః దేవా అభి అభిసం సమగచ్చంత అగచ్చంత కల్పతాం కల్పతాం నః న ఇదం ఇదమిది ఇది తే తే అబ్రువన్ అబ్రువన్ శ్రేష్టం శ్రేష్టం వై శ్రేష్టమిశోరిష్టం వై నః న ఇదం ఇదం భవిష్యతి భవిష్యతి యత్ యదిమం ఇమకం రాధయిష్యామః రాధయిష్యామయతి ఇది తత్ తత్సృష్టకృతః సృష్టకృత సృష్టకృత్వం సృష్టకృత ఇది సృష్టకృతః సృష్టకృత్వం తస్య సృష్టకృత్వమిది సృష్టకృతత్వం తస్యావిద్ధం ఆవిద్ధన్నిః ఆవిద్ధమిత్రావిద్ధం నిరగ్రంథన్ అగ్రంథన యవేన యవేన సంవితం సంవితం తస్మాత్ సంవితమితి సంవితం తస్మాద్యవమాత్రం యవమాత్రమవ యవమాత్రమితి యవమాత్రం అపద్యేత్ ేద్యుత్ అపద్యేద్రోపజేత్ అపద్యేరిత్యవాద్యేత్ రోపజేత్తత్ తద్యజ్ఞస్య యజ్ఞస్య యత్ యదుప ఉప చ స్తృణీయాత్ స్తృణీయాదభి అభి చ ఘారయేత్ ఘారయేదుభేదసర్గస్వాయి ఉభేదసర్గస్వాయి కుర్యాత్ ఉభేదసర్గస్వాయీత్యుభేద సర్గస్వాయి కుర్యాదపదాయ అవదాయాభి అవదాయేత్యవాదాయ అభిఘారయతి ధారయతి ద్విః విశ్వం సంవద్యతే అద్యతే ద్విపాత్ ద్విపాద్విజమాన ద్విపాదితి ద్వీపాత్ విజమాన ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యయత్ ప్రతిష్ఠిత్యా ఇతి ప్రతిష్ఠిత్యై ప్రతిరశ్చీనం ఇరశ్చీనమతిహరేత్ అతిహరేదనభివిద్ధం అతిహరేదిత్యతిహరేత్ అనభివిద్ధం యజ్ఞస్య అనభివిద్ధమిత్యనభివిద్ధం యజ్ఞస్యాభి అభివిద్ధ్యేత్ విద్ధ్యేదగ్రేణ అగ్రేణ పరి పరిహరతి హరతి తీర్థేన తీర్థేనైవ ఏవ పరి పరిహరతి హరతి తత్ తత్పూష్ణే పూష్ణే పరి పర్యహరన్ అహరన్ తత్ తద్భూషా భూషా ప్రాశ్య ప్రాశ్య దతః ప్రాశ్యేతి ప్రాశ్య రథోరుణత్ అరుణత్తస్మాత్ తస్మాత్ పూషా పూషా ప్రవిష్టభాగ ప్రవిష్టభాగో దంతక ప్రవిష్టభాగైతి ప్రవిష్టా భాగ అదంతకో హి ఇదం తమ్ దేవా దేవా అబ్రువన్ అబ్రువన్వి ఇవై వా అయమ్ అయమా ఆర్ధి ఆర్ధిప్రాశిత్రియ అప్రాశిత్రియో వై అప్రాశిత్రియేత్యప్ర అశిత్రియ వా అయమ్ అయమభూత్ అభూరితి ఇది తత్ తద్బృహస్పతయే బృహస్పతయే పరి పర్యహరన్ అహరాన్ సహ సో బిభేద్ అబిభేద్ బృహస్పతి బృహస్పతిరిత్థం ఇత్థం వావ వావస్యః స ఆర్తిమ్ ఆర్తిమా ఆరిష్యతి అరిష్యతీతి ఇది సహ స ఏతమ్ ఏతమ్ మంత్రం మంత్రమవశ్యత్ అవశ్యత్ సూర్యస్య సూర్యస్య త్వా త్వా చక్షుషా చక్షుషా ప్రతి ప్రతిపశ్యామి పశ్యామీతి ఇత్యబ్రవీద్ అబ్రవీన్న నహి హి సూర్యస్య సూర్యస్య చక్షుః చక్షుః కిం కించన చన హినస్తి హినస్తి సహ సో బిభేద్ అబిభేద్ ప్రతిగృహంతం ప్రతిగృహంతం మా ప్రతిగృహంత ప్రతిగృహంతం మా హిగుంసిష్యతి హిగుంసిష్యతీతి ఇది దేవస్య దేవస్య త్వా త్వా సవితుః సవితుః ప్రసవే ప్రసవే అశ్వినోః ప్రసవైతి ప్రాసవే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం పూష్ణః బాహుభ్యామితి బాహోభ్యాం పూష్ణో హస్తాభ్యాం హస్తాభ్యాం ప్రతి ప్రతిగృహామి గృహామీతి ఇత్యబ్రవీద్ అబ్రవీత్ సవితృప్రసూదః సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఇది సవితృప్రసూతః ఏవైనత్ ఏనద్ బ్రహ్మణా బ్రహ్మణా దేవతాభిః దేవతాభిః ప్రతి ప్రత్యగృహాత్ అగృహాత్ సహ సో బిభేద్ అబిభేద్ ప్రాశ్యంతం ప్రాశ్యంతం మా ప్రాశ్యంతమితి ప్ర అశ్యంతం మా హిగుంసిష్యతి హిగుంసిష్యతీతి ఇత్యగ్నేః అగ్నేస్త్వా ఆస్యేన ఆస్యేన ప్రాశ్యామి అశ్నామీతి ఇత్యబ్రవీద్ అబ్రవీన్న నహి హ్యగ్నేః అగ్నేరాస్యం ఆస్యం కిం కించన చన హినస్తి హినస్తి సహ సో బిభేద్ అబిభేద్ ప్రాశితం ప్రాశితం మా ప్రాశితమితి ప్రాశితం మా హిగుంసిష్యతి హిగుంసిష్యతీతి ఇది బ్రాహ్మణస్య బ్రాహ్మణస్యోదరేణ ఉదరేణేతి ఇత్యబ్రవీద్ అబ్రవీన్న నహి హిబ్రాహ్మణస్య బ్రాహ్మణస్యోదరం ఉదరం కిం కించన చన హినస్తి హినస్తి బృహస్పతేః బృహస్పతేర్బ్రహ్మణా బ్రహ్మణేతి ఇది సహ స హి హిర్బ్రహ్మిష్ఠః బ్రహ్మిష్ఠోప అపవై వా ఏతస్మాత్ ఏతస్మాత్ ప్రాణాః ప్రాణాః క్రామంతి ప్రాణాహిర్ప్రాణాః క్రామంతి అహ యః ప్రాశిత్రం ప్రాశిత్రం ప్రాశ్నాతి ప్రాశిత్రమితి ప్రాశిత్రం ప్రాశ్నాత్యద్భిః ప్రాశ్నాదీతి ప్రాశ్నాతి అద్భిర్మా అర్జయిత్వా అభ్యర్త్యతర్భిః మార్జయిత్వా ప్రాణాన్ ప్రాణాన్ సమ్ ప్రాణానికి ప్రాణాన్ సంవృషతే వృషతే మృతం అమృతం వై వై ప్రాణాః ప్రాణామృతం ప్రాణా ఇతి ప్రాణాః అమృతమాపః ఆపః ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణానికి ప్రాణాన్ ఏవ యథాస్థానం యథాస్థానమువ యథాస్థానమితి యథాస్థానం ఉపహ్వయతే అయత ఇది హ్వయతే అగ్నిధ ఆ అగ్నిధ ఇత్యగ్ని ఇధే ఆదధాతి దాత్యగ్నిముఖాన్ అగ్నిముఖానే అగ్నిముఖానిత్యగ్నిముఖాన్ ఏవర్తూన్ ఋతూన్ ప్రీణాతి ప్రీణాతి సమిధం సమిధమా సమిధమితి సమిధం ఆదధాతి దాత్యుత్తరాసాం ఉత్తరాసామాహుతీనాం ఉత్తరాసామిత్యుత్తరాసాం ఆహుతీనాం ప్రతిష్ఠిత్యై ఆహుతీనామిత్యాహుతీనాం ప్రతిష్ఠిత్యా అథో ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై అథో సమిద్వతి అథో ఇత్యథో సమిద్వత్యేవ సమిద్వతీతి సమిద్వతి ఏవ జుహోతి జుహోతి పరిధీన్ పరిధీన్సం పరిధీనిది పరిధీన్ సమ్మహర్షి మహర్షి పునాతి పునాత్యేవ ఏవైనాన్ ఏనాం సకృత్సకృత్ సకృత్సకృత్సం సకృత్సకృతి సకృత సకృత్ సమ్మహర్షి మహర్షి పరాన్ పరాంగివ వివహి ఏతర్హి ఏతర్హి యజ్ఞ యజ్ఞశతు చతుస్సం సంవద్యతే ప్రద్యతే చతుష్పాద చతుష్పాద పశవ చతుష్పాదరి చతుర్పాద పశవ పశూన్ పశూనేవ ఏవావ అవరుంధే రుంధే బ్రహ్మన్ బ్రహ్మన్ ప్రస్థాస్యామ స్థాస్యామయి ఇత్యాహ ఆహాత్ర అత్ర వై వా ఏతర్హి ఏతర్హి యజ్ఞ యజ్ఞశ్రిత శ్రుతో యత్ర యత్ర బ్రహ్మా బ్రహ్మా యత్ర యత్రైవ ఏవ యజ్ఞ యజ్ఞశ్రిత శ్రుతస్తత తతదేవ ఏవైనం ఏనమా ఆరభతే రభతే యత్ యద్ధస్తేన హస్తేన ప్రమీవేత్ ప్రమీవేద్ వేపన ప్రమీవేదితి ప్రామీవేద్ వేపన స్యాద్ స్యాద్ యీర్ష్ణా శీర్ష్ణా శీర్షక్తిమాన్ శీర్షక్తిమాన్ స్యాద్ శీర్షక్తిమాన్ శీర్షక్తిమాన్ స్యాద్ యత్తూష్ణీం తూష్ణీమాసీత ఆసీతసంవృత్త అసంవృత్తో యజ్ఞ అసంవృత్త ఇత్యసంవృత్త యజ్ఞ స్యాత్ స్యాత్ర ప్రతిష్ట తిష్టేతి ఇత్యేవ ఏవ బ్రూయాద్ బ్రూయాద్వాచి ఆచి వై వై యజ్ఞ యజ్ఞశ్రిత శ్రుతో యత్ర యత్రైవ ఏవ యజ్ఞ యజ్ఞశ్రిత శ్రుతస్తత తతదేవ ఏవైనం ఏదగుంసం సంప్రయచ్చతి యచ్చతి దేవ దేవ సవిద సవిదరేతత్ ఏదత్తే తే ప్రాహ ఆహేతి ఇత్యాహ ఆహ ప్రసూత్యై ప్రసూత్యై బృహస్పతి ప్రసూత్యాది ప్రసూత్యై బృహస్పతిర్బ్రహ్మా బ్రహ్మేతి ఇత్యాహ ఆహ సహ సహి హి బ్రహ్మిష్ఠ బ్రహ్మిష్ఠ సహ సయజ్ఞం యజ్ఞం పాహి ఆహి సహ సయజ్ఞపతిం యజ్ఞపతిం పాహి యజ్ఞపతి యజ్ఞాపతిం పాహి సహ సమాం మాం పాహి పాహీతి ఇత్యాహ ఆహ యజ్ఞాయ యజ్ఞాయ యజమానాయ యజమానాయాత్మనే ఆత్మనేతేభ్య తేభ్యదేవ ఏవాశిషం ఆశిషమా ఆశిషమిత్యాశిషం ఆశాస్తే శాస్తేనార్తి అనార్త్యా ఆశ్రావ్య ఆశ్రావ్యాహ ఆశ్రావ్యేత్యాశ్రావ్య ఆహ దేవాన్ దేవాన్ యజ యజేతి ఇది బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదినః వదంతీష్టాః ఇష్టా దేవతాః దేవతా అథ అథ కతమే కతమ ఏతే ఏతే దేవాః దేవా ఇతి ఇది ఛందాగుంసి ఛందాగుంసీతి ఇది బ్రూయాద్ బ్రూయాద్ గాయత్రీం గాయత్రీం పృష్ఠభం పృష్ఠభం జగతీం జగతీమితి ఇత్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖల్వాహు ఆహుర్బ్రాహ్మణాః బ్రాహ్మణా వై వై ఛందాగుంసి ఛందాగుంసీతి ఇది తాన్ తానేవ ఏవ తత్ తద్యజతి యజతి దేవానాం దేవానాం వై వా ఇష్టాః ఇష్టా దేవతాః దేవతా ఆసన్ ఆసన్నథ అథాగ్నిః అగ్నిర్న నోత్ ఉదజ్వలత్ అజ్వలత్తం తమ్ దేవాః దేవా ఆహుతీభిః ఆహుతీభిరను యాజేషు ఆహుతీభిరిత్యాహుతీభిః అనుయాజేష్వను అనుయాజేష్విత్యనుయాజేషు అన్వమిందన్ అవిందనయజ యదనుయాజాన్ అనుజాజాన్ యజతి అనుజాజానిత్యనుయాజాన్ యజత్యగ్నిమ్ అగ్నిమేవ ఏవ తత్ తత్సం సమింధే ఇంధ ఏతదుః ఏతదుర్వై వై నామ నామాసురః ఆసుర ఆసీత్ ఆసీత్ సః స ఏతర్హి ఏతర్హి యజ్ఞస్య యజ్ఞస్యాశిషం ఆశిషమవృంత ఆశిషమిత్యాశిషం అవృంతయత్ యద్బ్రూయాత్ బ్రూయాదేతత్ ఏతదు ఉద్యావా పృథివీ యావా పృథివీ భద్రం యావా పృథివీవా పృథివీ భద్రమభూద్ అభూదివి ఇత్యేతదు ఏతదుమేవ ఏవాసురం ఆసురం యజ్ఞస్య యజ్ఞస్యాశిషం ఆశిషం గమయేత్ ఆశిషమిత్యా ఆశిషం గమయేతిదం ఇదం ద్యావా పృథివీ యావా పృథివీ భద్రం యావా పృథివీ ద్యావా పృథివీ భద్రమభూద్ అభూదివి ఇత్యేవ ఏవ బ్రూయాద్ బ్రూయాద్యజమానం యజమానమేవ ఏవ యజ్ఞస్య యజ్ఞస్యాశిషం ఆశిషం గమయతి ఆశిషమిత్యా ఆశిషం గమయత్యార్ధ్మ ఆర్ధ్మ సూక్తవాకం సూక్తవాకముత సూక్తవాకమితి సూక్తవాకం ఉత నమోవాకం నమోవాకమితి నమోవాకమితి నమహావాకం ఇత్యాహ ఆహేదం ఇదమరాత్స్మ అరాత్స్మేతి ఇది వావైతత్ ఏతదాహ ఆహోపశ్రుతః ఉపశ్రుతో దివ ఉపశ్రుత ఇత్యుపశ్రుతః దివ పృథివ్యో పృథివ్యోరి ఇత్యాహ ఆహద్యావా పృథివ్యో యావా పృథివ్యోరి యావా పృథివ్యోరి ద్యావా పృథివ్యో యజ్ఞ యజ్ఞ ఉపశ్రుత ఉపశ్రుత ఓమన్వితి ఉపశ్రుత ఇత్యుపశ్రుత ఓమన్వతీతే ఓమన్వతీ ఇత్యోమన్వతీ తేస్మిన్ అస్మిన్ యజ్ఞే యజ్ఞే యజమాన యజమాన ద్యావా పృథివీ ద్యావా పృథివీ స్థాం ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ స్థామితి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే యత్ యద్బ్రూయాద్ బ్రూయాత్సూపావసానా సూపావసానా చ సూపావసానేతి సూపావసానా చ శ్రద్ధ్యవసానా శ్రద్ధ్యవసానా చ శ్రద్ధ్యవసానేతి సు అర్ధ్యవసానా చేతి ప్రమాయుకః ప్రమాయుకో యజమానః ప్రమాయుకైతి ప్రమాయుకః యజమాన స్యాద్ స్యాద్యదా యదా హి ప్రమీయతే ప్రమీయతే థ ప్రమీయత ఇది ప్రమీయతే అచేమా ఇమాముపావస్యతి ఉపావస్యతి సూపచరణా అవావస్యతీత్యుప అవస్యతి సూపచరణా చ సూపచరణేతి సూపచరణా చ స్వధిచరణా సుధిచరణా చ సుధిచరణేతి సూపధిచరణా చేతి ఇత్యేవ ఏవ బ్రూయాద్ బ్రూయాద్వరీయసీం వరీయసీమేవ ఏవాస్మై అస్మై గవ్యూతిం గవ్యూతిమా ఆశాస్తే శాస్తేన మత్ ప్రమాయుకః ప్రమాయుకో భవతి ప్రమాయుక ఇది ప్రమాయుకః భవతి తయోః తయోరావిది ఆవిద్యగ్నిః ఆవిదీత్యా ఆవిది అగ్నిరిదం ఇదగం హవిః హవిరజుషత అజుషతేతి ఇత్యాహ ఆహయాః యా అయాక్ష్మ అయాక్ష్మ దేవతాః దేవతాస్తాః తా అరీరధామ అరీరధామేతి ఇది వావ వావైతత్ ఏతదాహ ఆహయత్ యన్న నిర్దిశేత్ నిర్దిశేత్ ప్రతివేశం నిర్దిశేదితి దిశేత్ ప్రతివేశం యజ్ఞస్య ప్రతివేశమితి ప్రతివేశం యజ్ఞస్యాశీః ఆశీర్గచ్ఛేత్ ఆశీరిత్యా ఆశీః గచ్ఛేదా ఆశాస్తే శాస్తేయం యజం యజమానః యజమానోసౌ అసావితి ఇత్యాహ ఆహ నిర్దిశ్య నిర్దిశ్యైవ నిర్దిశ్యేతి నిహేదిశ్య ఏవైనం ఏనగం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయతి అమయత్యాయు ఆయురా ఆశాస్తే శాస్తే సుప్రజాస్వం సుప్రజాస్వమా సుప్రజాస్వమితి సుప్రజాత్వం ఆశాస్తే శాస్తరితి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే సజాతవనస్యాం సజాతవనస్యామా సజాతవనస్యామితి సజాతవనస్యాం ఆశాస్తే శాస్తరితి ఇత్యాహ ఆహ ప్రాణాః ప్రాణా వై ప్రాణా ఇది ప్రాణాః వై సజాతాః సజాతాః ప్రాణాన్ సజాతా ఇది సజాతాః ప్రాణామేవ ప్రాణామితి ప్రాణాన్ ఏవ నాంతః అంతరేతి ఏతిదత్ తదగ్నిః అగ్నిర్దేవః దేవో దేవేభ్యః దేవేభ్యో వనతే వనతే వయమ్ వయమగ్నేః అగ్నేర్మానుషాః మానుషా ఇతి ఇత్యాహ ఆహాగ్నిః అగ్నిర్దేవేభ్యః దేవేభ్యో వనతే వనతే వయమ్ వయమ్ మనుష్యేభ్యః మనుష్యేభ్య ఇతి వావ వావైతత్ ఏతదాహ ఆహేహ ఇహ గతిః గతిర్వామస్య వామస్యేదం ఇదం చ నమః నమో దేవేభ్యః దేవేభ్య ఇతి ఇత్యాహ ఆహయాః యాశ్చ చైవ ఏవ దేవతాః దేవతా యజతి యజతియాః యాశ్చ చ న నాభ్యః తాభ్య ఏవ ఏవోభీభ్యః ఉభయీభ్యో నమః నమస్కరోతి కరోత్యాత్మనః ఆత్మనో నా ఆర్తి అనా ఆర్త్యా ఇత్యనా ఆర్తి ఏవా వై వై యజ్ఞస్య సుగాకర్తారం సుగాకర్తారమితి సుగాకర్తారం నావిందన్ అవిందంతే తే శయ్యం శయ్యం వారహస్పత్యం శయ్యమితి శాంద్యం వారహస్పత్యమబ్రువన్ అబ్రువన్నిమం ఇమన్న నవయజ్ఞం యజ్ఞస్వగా స్వగాకురు స్వగేతి స్వగా కుర్వితి ఇదితః సో అబ్రవీత్ అబ్రవీద్వరం వరం వృణై వృణయ్యత్ యదేవ ఏవాబ్రాహ్మణోక్తః అబ్రాహ్మణోక్తో అశ్వద్ధానః అబ్రాహ్మణోక్త ఇత్యబ్రాహ్మణ ఉక్తః అశ్వద్ధానో యజాతై అశ్వద్ధాన ఇత్యశ్వదధానః యజాతై సా సా మే మే యజ్ఞస్య యజ్ఞస్యాశీః ఆశీరసత్ ఆశీరిత్యాశీః అసదితి ఇది తస్మాద్ తస్మాద్దిర్ యదబ్రాహ్మణోక్తః అబ్రాహ్మణోక్తో అశ్వద్ధానః అబ్రాహ్మణోక్త ఇత్యబ్రాహ్మణ ఉక్తః అశ్వద్ధానో యజతే అశ్వద్ధాన ఇత్యశ్వదధానః యజతే శయ్యం శయ్యమేవ శయ్యమితి శాంద్యం ఏవ తస్య తస్య వారహస్పత్యం వారహస్పత్యం యజ్ఞస్య యజ్ఞస్యాశీః ఆశీర్గచ్చతి ఆశీరిత్యాశీః గచ్చత్యేతత్ ఏతన్మమ మమేతి ఇత్యబ్రవీత్ అబ్రవీత్ కిమ్ కిమ్ మే మే ప్రజాయాః ప్రజాయా ఇతి ప్రజాయా ఇతి ప్రజాయాః ఇతి యః యోపగురాతై అపగురాతై శతేన అపగురాత ఇత్యపగురాతై శతేన యాతయాత్ యాతయాద్యః యో నిహనత్ నిహనత్ సహస్రేణ నిహనదితి నిహనత్ సహస్రేణ యాతయాత్ యాతయాద్యః యో లోహితం లోహితం కరవత్ కరవద్యావతః యావతః ప్రస్కద్య ప్రస్కద్య వాగుంసూన్ ప్రస్కద్యేతి ప్రాస్కద్య వాగుంసూన్ సంగృహ్ణాత్ సంగృహ్ణాత్తావతః సంగృహ్ణాదితి సంగృహ్ణాత్ తావత సంవత్సరాన్ సంవత్సరాన్ పితృలోకం సంవత్సరానితి సంవత్సరాన్ పితృలోకం నృలోకమితి పితృలోకం న ప్రజానాత్ జానాదితి ఇది తస్మాత్ తస్మాద్బ్రాహ్మణాయ బ్రాహ్మణాయ నాప అపగురేత గురేతన నని నిహన్యాత్ అన్యాన్న నలోహితం లోహితం కురయాత్ కురయాదేతావత ఏతావతాః ఏనసా భవతి భవతి తత్ తచ్చంయోః శంయోరా శంయోరితి సంయోః ప్రావృణీమహే వృణీమహ ఇతి ఇత్యాహ ఆహ యజ్ఞం యజ్ఞమేవ ఏవ తత్ తత్స్వగా స్వగా కరోతి స్వగేతి స్వగా కరోతి తత్ తచ్చంయోః శంయోరా శంయోరితి సంయోః ప్రావృణీమహే వృణీమహ ఇతి ఇత్యాహ ఆహ సంయం సంయమేవ సంయమితి సంయం ఏవారహస్పత్యం వారహస్పత్యం భాగభేదేన భాగభేదేన సమ్ భాగభేదేనేతి భాగభేదేన సమర్థయతి అర్థయతి గాతుం గాతుం యజ్ఞాయ యజ్ఞాయ గాతుం గాతుం యజ్ఞపతయే యజ్ఞపతయతి యజ్ఞాపతయే ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్తే సోమం సోమం యజతి యజతేత రేత ఏవ ఏవ తత్ తద్దధాది దాది త్వష్టారం త్వష్టారం యజతి యజతి రేత రేత ఏవ ఏవ హితం హితం త్వష్టా త్వష్టారూపాణి రూపాణి వికరోతి కరోతి దేవానాం దేవానాం పత్నీః పత్నీయతి యజతి యజతి మిథునత్వాయ మిథునత్వాయాగ్నిం మిథునత్వాయేతి మిథునాత్వాయ అగ్నిం గృహపతిం గృహపతిం యజతి గృహపతిమితి గృహపతిం యజతి ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై జామి ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై జామి వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య క్రియతే క్రియతే యత్ యదార్జ్యేన ఆర్జ్యేన ప్రయాజాః ప్రయాజా యుజ్యంతే యాజా ఇది ప్రయాజాః యుజ్యంత ఆర్జ్యేన ఆర్జ్యేన పత్నీ సంయాజాః పత్నీ సంయాజా రుచం పత్నీ సంయాజా ఇది పత్నీ సంయాజాః రుచ మనోచ్య అనోచ పత్నీ సంయాజానాం అనోచ్యేత్యనోచ్య పత్నీ సంయాజానామృచ పత్నీ సంయాజానామిది పత్నీ సంయాజానాం రుచాయుజతి యజత్తిదామిత్వాయ యజామిత్వాయాథో యజామిత్వాయే త్యజామిత్వాయ అథో మిథునత్వాయ అథో ఇత్యథో మిథునత్వాయ పంక్తిప్రాయణః మిథునత్వాయేతి మిథునాత్వాయ పంక్తిప్రాయణో వై పంక్తిప్రాయణ ఇది పంక్తిప్రాయణః వై యజ్ఞః యజ్ఞః పంక్తిదయనః పంక్తిదయనః పంచ పంక్తిదయన ఇది పంక్తి ఉదయనః పంచ ప్రయాజాః ప్రయాజా యుజ్యంతే ప్రయాజా ఇది ప్రయాజాః యుజ్యంతే చత్వారః చత్వారః పత్నీ సంయాజాః పత్నీ సంయాజాః సమిష్టయజుః పత్నీ సంయాజా ఇది పత్నీ సంయాజాః సమిష్టయజుః పంచమం సమిష్టయజుమితి సమిష్టయజుః పంచమం పంక్తిం పంక్తిమేవ ఏవాను అను ప్రయంతి ప్రయంతి పంక్తిం ప్రయంతేతి ప్రయంతి పంక్తిమను అనూద్ ఉద్యంతి యంతీతి యంతి యుక్ష్వాది ఇదే బహూతమాన్ ఏవూతమాగం అశ్వాన్ ఏవూతమానితి దేవాహూతమాన్ అశ్వాగం అగ్నే అగ్నే రథీ రథీరివ ఇవేతీవ నిహోత హోత పూర్వ్య పూర్వ్యస్ సద సద ఇది సద ఉతన నో దేవ దేవదేవాన్ దేవాగం అచ్చావోచ వోచో విదుష్టర విదుష్టర ఇది విదుహోతర షద్విశ్వా విశ్వార్యా వార్యాది రుధీతి తగుంభ హయత్ యద్యవిష్ట్య యవిష్ట్య సహస సహసూనో సూనవాహుత ఆహుతేత్యాహుత వృతావాయజ్ఞ వృతావేత్యుతావాహ యజ్ఞో భువ భువ ఇది భువ అయమగ్ని అగ్నిస్సహస్రిణ సహస్రిణో వాజస్య వాజస్య శతిన శతినస్పతి పతిరిది పతి మూర్ధారవి కవీరజీనా రజీనాజిరజీనా తన్నేమి నేమి ప్రభవ ప్రభవో యథా యథా ఆ నమస్వ నమస్వ సహూతిభిః సహూతిభిర్ సహూతిభిః నేదీయో యజ్ఞం యజ్ఞమంగిర అంగిర ఇత్యంగిర తస్మై నూనం నూనమభిద్యవే అభిద్యవే వాచా అభిద్యవైత్యభిద్యవే వాచా విరూప విరూప నిత్యయా విరూపేతి విరూప నిత్యవేతి నిత్యయా కృష్ణే చోదస్వ చోదస్వ సుష్టుతిం సుష్టుతిమిది సోస్తుతిం అమో ఉష్విత్ శ్రిదస్య అస్య సేనయా సేనయా అగ్నే అగ్నేరపాకచక్షస అపాకచక్షసరిత్యపాకచక్షస ఫణింగోషు గోషుస్తరామహే స్తరామహరి స్తరామహే మాన నో దేవానాం విష విష ప్రస్నాదీ ప్రస్నాదీరివ ప్రస్నాదీరి ప్రస్నాదీ ఇవోస్రా ఉస్రాస్రా ప్రసన్న నహాసు ఆసురఘ్నయా అఘ్నయాయా మాన సమస్య సమస్య రూఢ్య రూఢ్య పరిద్వేషస పరిద్వేషసో అగుంహతి పరిద్వేషస ఇది పరిద్వేషస అగుంహతిరిగుంహతి ఊర్మిర్న నావం నావమా ఆవధీర్ వధీరి వధీర్ నమస్తే హేర్ణే అర్ణ ఓజసే ఓజసే గృణంది గృణంది దేవ దేవకృష్టయ కృష్టయ ఇది కృష్టయ అమైనమిత్రం అమిత్రమర్దయ అర్దయేత్యర్దయ కుభిత్సు సున నో గవిష్టయే గవిష్టయేగ్నే గవిష్టయ ఇది గోష్టయే అగ్నే సంవేషిష సంవేషిషో రయిం సంవేషిష ఇది సంవేషిష రయమితి రయిం ఉరుగురు ఉరుగృహిత్యురు వరుణ నస్కృతి కృధీరిధి మాన నో అస్మిన్ అస్మిన్మహాధనే మహాధనే పరా మహాధన ఇది మహాధనే పరావర్గ వర్గ్భారభృత్ భారభృద్యథా భారభృతి భారభృత్ యథేతి యథా సంవర్గం సం సంవర్గమితి సంవర్గం సగం రయిం రయిం జయ ప్రియేతి జయ అన్యమస్మద్ అస్మద్భియై భియా ఇయమ్ ఇయమగ్నే అగ్నే సుషక్తు సుషక్తు దుచ్చునా దుచ్చునేతి దుచ్చునా వర్ధాన నో అమవత్ అమవచ్చవ అమవదిత్యమావత్ శవ ఇది శవ యస్యాదుషత్ అదుషం నమస్విన నమస్విన శమీం శమీ మధుర్ముఖస్ అధుర్ముఖస్ వా అధుర్ముఖస్ముఖస్ వేది వా తంఘ ఘేత్ ఇదగ్ని అగ్నిర్వృధా వృధావతి అవతీత్యవతి పరస్యాధి అధి సంవత సంవతోవరాన్ సంవత ఇది సంవత అవరాగం అభి అభ్యా ఆతర తవేతుతర యత్రాహం అహమస్మి అస్మితాన్ ఆగ్న అవ అవేత్యవ విద్మాహి హితే పురా పురా వయమ్ వయమగ్నే అగ్నే పితు పితుర్యథా యథావస అవస ఇత్యవస అధాదే హే సుమ్నం సుమ్నమీమహే ీమహ ఇతీమహే య ఉగ్ర ఉగ్ర ఇవ ఇవ శర్య శర్యమశంగ శర్యేతి శర్యాశంగో నిగ్మశంగ ఇది తిగ్మాశంగ నగుంసక వగుంసక ఇది వగుంసక అగ్నే పుర పురోరురోజిథ రురోజిథేతి రురోజిథ సఖాయస్సం సంవహ వస్సంయంచం సంయంచమిషం ఇషద్భిస్తోమం సోమం చార్గయే అర్గయేత్యర్గయే వరిశిష్టాయ క్షిదీనా క్షిదీనామూర్జ ఊర్జో నత్రే నత్రే సహస్వతే సహస్వత ఇది సహస్వతే సగుం సమిత్ సగుం సమితి సం సం విద్యువసే యువసే వృషం వృషన్నగ్నే అగ్నే విశ్వాని విశ్వాన్యర్య ర్య ఆ ఏత్యా ఇడస్పదే పదే సం సమిధ్యసే యుధ్యసే సహ సనః నో వసూని వసూన్యా ఆభర భరేతి భర ప్రజాపతే సహ ప్రజాపత ఇది ప్రజాపతే స వేద వేద సోమాభూషణ సోమాభూషణేవ సోమాభూషణేతి సోమా భూషణ ఇమో దేవో ఏవాది దేవౌ ఉషంతస్వా స్వాహవామహే హవామహ ఉషంత ఉషంతః సమిధీమహి ధీమహీతీ ధీమహి ఉషన్నుషత ఉషత ఆవహ వహ పితృన్ పితృన్ హవిషే హవిషే అత్తవే అత్తవ ఇత్యత్తవే త్వం సోమ సోమ ప్రతిగితః ప్రతిగితో మనీషా ప్రతిగితైతి ప్రాతిగితః మనీషా త్వం త్వం రజిష్ఠం రజిష్ఠమను అనునేషి నేషి పంథాం పంథామిది పంథాం తప ప్రణీతి ప్రణీతి పితర ప్రణీతి ప్రాణీతి పితరో నహిందో ఇందో దేవేషు ఇందో ఇందో దేవేషు రత్నం రత్నమభిజంత అభిజంతు ధీరాహ ధీరాది ధీరాహ తయాహి హినః పితర పితర సోమ సోమపూర్వే పూర్వే కర్మాణి కర్మాణి చక్రో చక్ర హోమాన హోమాన్ ధీరాహ ధీరా ఇది ధీరాహ వన్మన్నవాద అవాదః పరిధీన్ పరిధీగుమ్రప పరిధీమితి పరిధీన్ అపో ఓర్ణు ఓర్ణు వీరేభిః వీరేభ్యశ్రైః అశ్రైర్మఘవాః మఘవా భవ మఘవేతి మఘావాః భవానః న ఇతి నః తదం సోమ సోమ పితృభిః పితృభిః సంవిధానః పితృభిరితి పితృభిః సంవిధానోను సంవిధాన ఇతి సంవిధానః అనుద్యావా పృథివీ యావా పృథివీ ఆ యావా పృథివీ ఇతి ద్యావా ఆ పృథివీ ఆతదంథ తదంతే తదంథ తస్మైతే ఇందో ఇందో హవిషా ఇందో ఇది ఇందో హవిషా విధేమ విధేమ వయమ్ విదగ్స్యామ శ్యామ పతయ పతయోరీణ రీణామిరీణా అగ్నిష్వాత్తా పితర అగ్నిష్వాత్తాగ్నిస్వాత్తా ఇతర ఆ ఏహ ఇహ గచ్చత గచ్చత సదస్సద సదస్సదస్సద సదస్సద ఇది సద సద సదసు ప్రణీతయ సుప్రణీతయ ఇది సో ప్రణీతయ అత్తా హరీగుంషి హరీగుంషి ప్రయతాని ప్రయతాని బలిషి ప్రయతానీతి ప్రాయతాని బలిష్యథారయం రయీం సర్వీరం సర్వీరం దధాదన సర్వీరమితి సర్వీరం దధాదనేది దధాదన బలిషదః పితర బలిషద ఇది బలి సద ఇతర ఊతీ ఊత్యర్వాద్ అర్వాదిమా ఇమావహ ఓ హవ్యా హవ్యా చక్రమ చక్రమా జుషధ్వం జుషధ్వమితి జుషధ్వం త ఆగత గతావస అవసా శంతమేన శంతమేనాథ శంతమేనేతి శంతమేన అథాస్మభ్యం అస్మభ్యపుంశం అస్మభ్యమిత్యస్మాభ్యం సంయో యోరవ అరపో దాత దాతేతి దాత ఆహం అహం పితృన్ పితృన్ సువిదత్రాన్ సువిదత్రాగుం అవిత్సి సువిదత్రామితి సో విదత్రాన్ అవిత్సి నపాదం నపాదం చ విక్రమణం విక్రమణం చ విక్రమణమితి విక్రమణం విష్ణోహ విష్ణోరితి విష్ణోహ బలిషదోయే బలిషద ఇది బలిసద ఏ సుధయా సుధయా సుతస్య సుధయేతి స్వాధయా సుతస్య భజంత భజంత విత్వః విత్వస్తే తరిహ ఇహాగమిష్ఠాః ఆగమిష్ఠా ఇత్యాగమిష్ఠాః ఉపహూతా పితర ఉపహూతా ఇతిహూతా పితర సోమ్యాస సోమ్యాసో బలిహిష్యేషు బలిహిష్యేషు నిధిషు నిధిషు ప్రియేషు నిధిష్విది నీతిషు ప్రియేష్విది ప్రియేషు త ఆ ఆగమంతు గమంతు తే త ఇహ ఇహ శ్రువంతు శ్రువంతుధి అధిబ్రువంతు బ్రువంతు తే తే అవంతు అవంతస్మాన్ అస్మానిత్యస్మాన్ ఉదీరతాం ఈరతామవరే అవనవుత్ ఉత్పరాస పరాసవుత్ ఉన్మధ్యమాః మధ్యమాః పితర పితర సోమ్యాసః సోమ్యాస ఇది సోమ్యాసః అసంయే యీయుః ఈయురవృకాః అవృకారతజ్ఞాః కృతజ్ఞాస్తే కృతజ్ఞాయికృతాజ్ఞాః తేనః నోవంతు అవంతు పితరః పితరో హవేషు హవేష్విది హవేషు ఇదం పితృభ్యః పితృభ్యో నమః పితృభ్యైతి పితృభ్యః నమో అస్తు అస్మదద్య అద్యయే యే పూర్వాసః పూర్వాసో యే య ఉపరాసః ఉపరాస ఈయుః ఈయురితీయుః యే పార్థివే పార్థివే రజసి రజస్యా ఆ నిషత్తాః నిషత్తా యే నిషత్తా ఇది నీసత్తాః యే వా నూనం నూనకం సువృజనాసు సువృజనాసు వీక్షు సువృజనాస్మితి సువృజనాసు వీక్షితి వీక్షు అథాయథా యథానః నః పితరః పితరః పరాసః పరాసః ప్రత్నాసః ప్రత్నాసో అగ్నే అగ్నరుతం ఋతమాశుషాణాః ఆశుషాణా ఇత్యాశుషాణాః శుచీర్ ఇదయన్ అయన్ దీధితిం దీధితి ముక్తశాసః ఉత్తశాసః క్షామ ఉత్తశాస ఇత్యుత్తశాసః క్షామాభిందంతః విందంతో అరుణీ అరుణీరప అపవ్రన్ ద్రన్ యదగ్నే అగ్నే కవ్యవాహన కవ్యవాహన పితృన్ కవ్యవాహనేతి కవ్యవాహన పితృన్ యక్షి యక్షితావృథ రతావృథ యత్రితావృథ ప్రచ హవ్యాని హవ్యాని వక్ష్యసి వక్ష్యసి దేవేభ్య దేవేభ్యశ్చ చ పితృభ్య పితృభ్య ఆ పితృభ్యేతి పితృభ్య ఏత్యా త్వమగ్నే అగ్న ఈడితః ఈడితో జాతవేద జాతవేదో వాట్ జాతవేద ఇది జాతవేద అడ్ఢవ్యాని హవ్యాని సురభీణి సురభీణి కృత్వా కృత్వేది కృత్వా ప్రాదాహ అదాః పితృభ్యః పితృభ్యః స్వధయాః పితృభ్యేతి పితృభ్యః స్వధయాతే స్వధయేతి స్వాధయాః తే అక్షన్ అక్షన్నద్ధి అద్ధి త్వం త్వం దేవ దేవ ప్రయత ప్రయత హవీగుంషి ప్రయతేది ప్రాయత హవీగుంషీతి హవీగుంషి మాతరీ కవ్యైః కవ్యైర్యమః యమో అంగిరోభిః అంగిరోభిర్బృహస్పతిః అంగిరోభిరిత్యంగిరహాభిః బృహస్పతిరిత్వభిః ఋత్వభిర్వావృధానః ఋత్వభిరిత్రిత్వాభిః వావృధాన ఇది వావృధానః యాగిశ్చ చ దేవాః దేవా వావృధుః వావృధుర్యే యే చ దేవాన్ దేవాన్ స్వాహ స్వాహాన్యే అన్యే స్వధయాః స్వధయాన్యే స్వధయేతి స్వాధయాః అన్యే మదంతి మదంతీతి మదంతి ఇమం యమ యమ ప్రస్తరం ప్రస్తరమా ప్రస్తరమితి ప్రాస్తరం ఆహి శీల శీలాంగిరోభిః అంగిరోభిః పితృభిః అంగిరోభిరిత్యంగిరహాభిః పితృభిః సంవిధానః పితృభిరితి పితృభిః సంవిధాన ఇది సంవిధానః ఆత్వా త్వామంత్రాః మంత్రాః కవిశస్తాః కవిశస్తా వహంతు కవిశస్తా ఇది కవిశస్తాః వహంత్వేనా ఏనారాజన్ రాజన్ హవిషా హవిషామాదయస్వ మాదయస్వేతి మాదయస్వ అంగిరోభిరా అంగిరోభిరిత్యంగిరహాభిః ఆగహి గహియజ్ఞేభిః యజ్ఞే ధర్యమ యమ వైరూపైః వైరూపైరిహ ఇహ మాదయస్వ మాదయస్వేతి మాదయస్వ ఇవస్వంతకం భువే భువేయః యః పితా పితాతే ఏస్మిన్ అస్మిన్ యజ్ఞే యజ్ఞే బర్హిషి బర్హిష్యా ఆ నిషద్య నిషద్యేతి నీసద్య అంగిరసోనః నః పితరః ఇతరో నవగ్వాః నవగ్వా అథర్వాణః అథర్వాణో భృగవః భృగవః సోమ్యాసః సోమ్యాస ఇది సోమ్యాసః ఏషాం వయమ్ వయగుం సుమతౌ సుమతౌ యజ్ఞియానాం సుమతావితి సుమతౌ యజ్ఞియానామపి అపి భద్రే భద్రే సోమనసే సోమనసే శ్యామ శ్యామేతి శ్యామ ద్వితీయకాండే షష్ఠః ప్రశ్నః సమాప్తః ద్వితీయకాండం చ సంపూర్ణం.